ఆ తరువాత శ్రువము, గరిటే కు అంటుకున్న నెయ్యిబట్లను పిష్టము పిండి ముద్ద పై వేయాలి. ఆ పిష్టమును వరిష్ఠాయ స్వాహ, శ్రేష్ఠాయ స్వాహ అని చెప్పుచు అగ్నికి సమర్పించాలి. స్వాహ అని పలుకుచు ప్రత్యేకముగా ఏర్పరిచిన అగ్నిలో హవిస్సులు సమర్పించాలి. మిగిలిపోయిన పిష్టమును, భస్మమును ఒక మూలగా పరవేయాలి. ఐశ్వర్యము, ఆరోగ్యము కోరుకొనువారు కూడా పైవిధంగా ఆజ్యమును అగ్నికి హవిస్సులుగా సమర్పిస్తూ యజ్ఞవిధి, ప్రాణోపాసనా యజ్ఞము నిర్వర్తించెదరుగాక. హవిస్సులను ఉంచిన కుండలను చేతితో పట్టుకొని ఇదం హి జ్యేష్ఠ, ఇదం హి శ్రేష్ఠ, ఇదం హి రాజాధిపతయః, ఇదం హి అన్నపతయః, అన్నభక్షకః అను మంత్రములతో హవిస్సులను మునుముందుగా ఉపాసించుచుండెదరుగాక. మంతనము చేతిలో ఉంచుకొని చదువవలసిన మంత్రము అమైతి ప్రాణస్య నామ, అన్నేన హి ప్రాణః, ప్రాణితి దేహ ఇత్యతో మంత్రద్రవ్యం ప్రాణస్య అన్నత్వాత్ ప్రాణత్వేన స్తూయతే అమో నామాసి. మంతనము చేతిలో ఉంచుకొని చదువవలసిన మంత్రము ప్రాణస్తుతి ఓ ప్రాణదేవ, అమాహితే సర్వమిదం ఈ సమస్తము తమ సమక్షములోనే ఉన్నది. సహి జ్యేష్ఠ శ్రేష్ఠ మీరే జ్యేష్ఠులు, శ్రేష్ఠులు రాజా అధిపతః సమా జ్యేష్ఠ్యం శ్రేష్ఠ్యం మీరే జ్యేష్ఠులు శ్రేష్ఠులు అగు రాజాధిపతులు. రాజ్యమాధిపత్యం గమేతి అహమేవ ఇదం సర్వం అసానితి, నాకు జ్యేష్ఠము శ్రేష్ఠము ఆధిపక్షము ప్రకాశత్వము ప్రసాదించండి, నేను ఈ సర్వము అగుదనుగాక. ఈ విధంగా ప్రాణోపాసన చేయుదురుగాక. ఆ తరువాత ప్రతిపాదనము చేయబడిన ప్రసాదము భక్షించాలి. ఆ తరువాత రుక్కు మంత్రము ను పఠిస్తూ ఒక్కొక్క అడుగుకు ఒక రుక్మంత్రము చదువుచు ప్రతి అడుగుకు ఆచమనము చేయాలి. తత్సవితుః వృణిమహత్ ఇతి ఆచామితి అని ప్రసాదము భక్షించాలి. త్వా వయం దేవస్య భోజనం ఇతి ఆచామితి ఆచమనము చేయాలి. శ్రేష్ఠం సర్వధాతమం ఇతి ఆచామితి మరల ఆచమనము చేయాలి. తురం భగస్య ధీమహి ఇతి సర్వం పిబతి కంచన పాత్ర ఉద్ధరణ ను కడిగి పంచపాత్రలోని నీరు త్రాగాలి. ఆ తరువాత అగ్నికి వెనుకగా తూర్పు దిక్కుగా చర్మ ఆసనముపై లేక నేలపై మౌనము పాటిస్తూ అలజడి లేని ప్రశాంతమైన చిత్తముతో పరుండాలి. యదా కర్మసు కామేషు స్త్రియం స్వప్నేషు పశ్యతి సమృద్ధం తత్ర జానీయాత్ తస్మిన్ స్వప్న నిదర్శనే, తస్మిన్ స్వప్న నిదర్శనే ఆతనికి పరుండినప్పుడు స్త్రీ ఆకారము కనబడితే వేదమాత సంతోషించి దర్శనము ప్రసాదించినట్లు భావించెదరుగాక. 16.5.3 పంచమ అధ్యాయము తృతీయ ఖండము పంచ ప్రశ్నలు. గమనిక: ప్రవణ మహారాజు మరియు శ్వేతకేతుల మధ్య ఇదే సంభాషణ. బృహదారణ్యక ఉపనిషత్ 8.2 ద్వితీయ బ్రాహ్మణము బృహద్రణ్యక 8.2 లో కూడా ఉన్నది. అరుణిముని పుత్రుడు ఆరుణి, ఆరుణి కుమారుడు శ్వేతకేతువు. ఆ శ్వేతకేతువు తండ్రి వద్ద విద్య ముగించుకొని ఆనాటి ఆచారము ప్రకారము లోకజ్ఞానము కొరకై దేశసంచారము ప్రారంభించారు. ఆ సందర్భముగా పాంచాల రాజ్యమునకు వెళ్లారు. ఆ పాంచాల దేశమునకు అప్పటికీ జీబలుని కుమారుడగు ప్రవాహనుడు రాజుగా ఉన్నారు. శ్వేతకేతువు పాంచాల దేశములోని అనేక విశిష్ట ప్రదేశములు ఆశ్రమములు దర్శించారు. ఆ తరువాత రాజదర్శనానికి రాజసభకి వెళ్లారు. ప్రవాహనరాజు శ్వేతకేతువును ఆరుణి మునీంద్రుల కుమారుడుగా తెలుసుకుని ఆహ్వానము పలికి తన అంతఃపురములోనే అతిథి మర్యాదలు సమర్పించారు. ఆ తరువాత ఈ విధంగా సంభాషించసాగారు. ప్రవాహన మహారాజు వత్స, క్షేమమా? తమ పితృదేవులు అగు ఆరుణి మునీంద్రులు సకుశలమే కదా? గురుకులాశ్రమ వ్యవహారములన్నీ చక్కగా జరుగుచున్నాయి కదా? వారు మాకు పూజ్యులు. వారి గురుకులాశ్రమ సేవకై మేము సర్వదా సంసిద్ధులము. శ్వేతకేతువు మహారాజా, అంతాక్షేమమే? గురుకులము సర్వవిధముల దిగ్విజయంగా జరుగుతోంది. నేను విద్య ముగించుకొని దేశాటనకై పాంచాల దేశము వచ్చాము. జ్ఞానులు ప్రజ్ఞావంతులు అగు మీ దర్శనము చేసుకోమని మా నాన్నగారు ఆదేశించియున్నారు. అందుచేత సంచారములో భాగముగా మీ దర్శనము చేసుకుంటున్నాను. ప్రవాహణ మహారాజు, మంచిది, సంతోషము. మీ పితృదేవుల పాదపద్మములకు హృదయపూర్వకంగా మననపూర్వకంగాను నమస్కరించుచున్నాను. ఓ బ్రహ్మచారి కుమారా, మీ నాన్నగారి వద్ద విద్యాభ్యాసము చేస్తున్నారా? తండ్రిగారి వద్ద విద్యాబుద్ధులు చక్కగా నేర్చుకొనుచున్నారు కదా. శ్వేతకేతువు పూజనీయ, నా విద్యాధ్యయనము పూర్తి అయినది. నాన్నగారు విద్యలన్నీ నాకు నేర్పి ఉన్నారు కూడా. పారంగతుడను అయ్యాను. విద్య పూర్తి అయిన తరువాత లోకజ్ఞానము కొరకై దేశసంచారములు నిర్వర్తిస్తూ ఉన్నాను. ప్రవాహణ మహారాజు, ఓ సంతోషము. అయితే మనము వేదాత్మకముగు విద్యా విషయమై కొన్ని విశేషాలు, ప్రశ్న సమాధానాలు చెప్పుకుందామా? శ్వేతకేతువు, తప్పకుండా. మీరు బ్రహ్మవిద్య, వేదవిద్య విషయమై ఏవైనా ప్రశ్నించదలిస్తే అడగండి. మనము సత్సంగపూర్వకంగా సంభాషించుకుందాము. ప్రవాహణ మహారాజు, అయితే కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను. శ్వేతకేతువు, అడగండి. ఒకటవ ప్రశ్న, ఈ జీవులంతా భూమిపై జీవించిన తరువాత ఎక్కడికి వెళ్ళుచున్నారు? ప్రవాహణ మహారాజు, వేత్తయదితో అధి ప్రజాహ ప్రయంతి తితి. ఈ జీవులంతా భూమిపై జీవించిన తరువాత ఎక్కడికి వెళ్ళుచున్నారో ఆ స్థానము మీకు తెలుసు కదా, దయచేసి చెప్పండి. శ్వేతకేతువు, న భగవ ఇతి. భగవాన్, ఈ జీవులు మరణానంతరము ఎటు వెళ్ళుచున్నారో ఆ స్థానము గురించి నాకు తెలియదే. రెండవ ప్రశ్న, పైకి వెళ్లిన జీవులు పునరావృత్తులై ఏ ప్రకారం తిరిగి ఏ విధముగా భూలోకములో జన్మిస్తారు? ప్రవాహణ మహారాజు, వేత్త యథ పునరావర్తంతతి. పైకి వెళ్లిన జీవులు పునరావృత్తులై ఏ ప్రకారం తిరిగి ఏ విధముగా భూలోకములో జన్మిస్తారో మీకు తెలుసు కదా. శ్వేతకేతువు, న భగవ ఇతి. పైకి వెళ్లిన జీవులు తిరిగి ఏ విధములుగా భూమిపై జన్మించుటకు వస్తున్నారో ఇది కూడా నాకు తెలియదే. మూడవ ప్రశ్న, దేవయానము మరియు పితృయానము రెండు మార్గములుగా చీలిపోయేది ఎక్కడ? ప్రవాహణ మహారాజు, వేత్త పథోహ దేవయానస్య పితృయానస్య చ వ్యావర్తనాయితి. ఒకానొక గొప్ప పథము బాట ఉన్నది. అందులో ఈ అసంఖ్యాక జీవులు ప్రయాణిస్తూ ఉంటారు. ఆ బాట పథము ఒకచోట రెండు వేరు వేరు మార్గములుగా చీలిపోతోంది. ఆ వేరుమార్గములు ఒకటి దేవయానము, రెండు పితృయానము. ఆ రెండు మార్గములుగా చీలిపోయేది ఎక్కడ? ఆ యానములో ఎవరెవరు ఎటు వెళ్ళుచున్నారు? అట్టి పథము చీలిచున్న చోటు ఆ వేరువేరైన మార్గములు ఏమో మీకు తెలియనా? శ్వేతకేతువు, ఇతి నా భగవ. ఈ మీ ప్రశ్నకు ఏమీ సమాధానమో ఇది కూడా నాకు తెలియదు. నాలుగవ ప్రశ్న, ప్రతిరోజు ఎందరో జీవులు మరణిస్తూ ఉన్నా కూడా ఏ కారణం చేత పితృలోకము నిండటమేలేదు? ప్రవాహణ మహారాజు, వేత్త యథ అసౌలోకో నా సంపూర్యత ఇతి. ప్రతిరోజు ఎందరో జీవులు మరణిస్తూ ఉన్నారు, అయినా కూడా పితృలోకము నిండటమే లేదు, ఏ కారణం చేత? శ్వేతకేతువు, ఈ విషయానికి కూడి ఏమీ సమాధానమో నాకు ఏమాత్రము తెలియదు. ఐదవ ప్రశ్న, యజ్ఞములో సమర్పించబడిన ఆహుతులు యజ్ఞపురుషుడుగా ఆగు క్రమము ఎట్టిది? ప్రవాహణ మహారాజు, యథా పంచమ్యాం ఆహుతావ ఆపః పురుషవచసో భవంతి ఇతి. యజ్ఞములో ఆహుతులు సమర్పిస్తాము కదా. ఒకానొక యజ్ఞములో ఐదవ ఆహుతి హోమము చేయబడిన తరువాత అట్టి ఐదవ ఆహుతిచే రూపము పొందిన జలములు క్రమంగా ఆరవ ఆహుతి రూపము పొందుచున్నాయి. ఆ ఆరవ ఆహుతి రూపము పురుషుడు అనే పేరుగా ప్రసిద్ధమవుతోంది. అట్టి ఐదవ ఆరవ ఆహుతులు పురుషుడుగా అవటము అనుక్రమము ఏమిటో మీకు తెలియనా? శ్వేతకేతువు, ఓ పాంచాల దేశమహారాజా, మహాప్రాజ్ఞ, మీ ఈ ప్రశ్నకు ఏమీ సమాధానమో నాకు కొంచెము కూడా తెలియదు. మీరు అడిగిన ప్రశ్నలలో ఒక్కదానికి కూడా నేను సమాధానము తెలుసుకొని ఉండలేదు. ప్రవాహణ మహారాజు, వత్స, శ్వేతకేతు, ఈ ప్రశ్నలకు మీరు సమాధానము తెలుసుకొని ఉండలేదు కదా. మరి నేను విద్యను పూర్తిగా పూర్తి చేశాను అని మీరు ఎట్లా చెప్పారు? నేనడిగిన ప్రశ్నలకు సమాధానము తెలియనివాడు విద్యను పూర్తి చేసినవాడవు ఎట్లా అవుతారు? మహాపండితులకు మీ తండ్రిగారు ఆరుణి మునీంద్రుల వద్ద శిక్షణ పొందినట్లు ఎట్లా అనుకోగలరు? ప్రవాహన మహారాజు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానము ఎరిగి ఉండకపోవటమునకు రాజు యొక్క విద్యను పూర్తి చేశానని ఎట్లా అంటారు అను అభిప్రాయమునకు శ్వేతకేతువు ఎంతగానో కలత చెందారు. సిగ్గుతో తలవంచారు. ప్రవాహన మహారాజు వద్ద సెలవు తీసుకుని వెనువెంటనే దేశసంచారము ముగించుకుని ఆరుణి మునీశ్వరుని ఆశ్రమానికి తిరిగి వచ్చారు. ఆరుణి మునీంద్రులు, కుమార శ్వేతకేతు, నీ లోకసంచారము పూర్తిగా జరిగినదా? ఇంత తొందరగా తిరిగి వచ్చావేమి? ఏమీ నీ అనుభవములు? ఏమి నేర్చుకున్నావు? శ్వేతకేతువు, తండ్రి, నాలోక సంచారము భాగంగా పాంచాల దేశము సందర్శించాను. అక్కడ జీవులని కుమారుడగు ప్రవాహనుడు రాజ్యము పాలిస్తున్నారు. ఆయనకు మీరు తెలుసు, మీ గురించి ఎంతో గౌరవంగా సంభాషించారు. నన్ను కూడా అంతఃపురమునకు ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి గౌరవించారు. 5 ప్రశ్నలు అడిగారు. ఆ 5 ప్రశ్నలలో ఏ ఒక్క ప్రశ్నకు నాకు సమాధానము తెలియలేదు. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియకుండా విద్య ఎట్లా పూర్తి చేసినట్లు అని ఎగతాళిగా మాట్లాడారు. నేను విద్యను పూర్తి చేశాను అను దానిని కించపరచారు. ఆ రాజబంధువు అడిగిన 5 ప్రశ్నలకు సమాధానము చెప్పలేకపోటవమే నాకు అవమానమనిపించింది. ఇక ఆ దుష్టుడు దెప్పిపడవటము ఎంతో బాధ అనిపించి లోక సంచారమును విరమించి మీ వద్దకు వచ్చాను. రాజబంధువు రాజును బంధువుగా కలిగియుండి అది చూపి జనులను ఇబ్బంది పెట్టువాడు చెడు నడవడిక గలవాడు. ఆరుణి మునీంద్రులు, బిడ్డా, పెద్దలను రాజబంధువు దుష్టుడు మొదలైన మాటలతో కించపరచవచ్చునా? కూడదు సుమా. ఆ పాంచాల రాజ్యపరిపాలకుడగు ప్రవాహణ మహారాజు మాకు తెలిసినవాడే. మునుల సభలో అతడు ప్రశంసనీయుడు కూడా. సరే, ఇంతకీ ఆయన అడిగిన 5 ప్రశ్నలు ఏమేమని? నీవు ఎందుకు సమాధానాలు చెప్పలేకపోయావో నన్ను తెలుసుకోని లేట్ మీ నో. శ్వేతకేతువు, పితృదేవ, ఆ పాంచాలరాజు ప్రవాహనోజేవలి అడిగిన 5 ప్రశ్నలు చెబుతాను, వినండి. 1, ఈ లోకమునుండి బాటసారుల వంటి ఈ జీవులు పైకి ఎక్కడికి ఏ స్థానమునకు వెళ్ళుచున్నారు? యదితో ప్రజాప్రయాతి ఇతి. 2, వెళ్ళుచున్న ఈ జీవులంతా ఏ విధంగా ఈ లోకమునకు తిరిగి వస్తున్నారు? యథా పునరావర్తంత ఇతి. 3, ఈ లోకమునుండి బయలుదేరే మరణించే జీవులు ఏ బాటలో వెళ్ళుచున్నారో ఆ బాట ఒకచోట 2 మార్గములుగా విడిపోతూ ఉన్నది. ఆ విడిపోతున్న 2 బాటలు ఆయి దేవయానము, 2 పితృయానము. ప్రశ్నుపనిషత్పరమపరం, ఆ విధంగా దేవ పితృవు యానములుగా విడిపోతున్న మార్గములు ఏ స్థానములో ఏర్పడి ఉన్నాయి? పథోహ దేవయానస్య పితృయానస్య వ్యావర్తన ఇతి. 4, ఈ అసంఖ్యాక జీవులు మరణిస్తూ పితృలోకమువైపు ప్రయాణిస్తూ ఉన్నప్పటికీ ఆ పితృలోకము ప్రవేశించిన వారితో నిండిపోవటము లేదు. ఎందుచేత? యథా అసౌ లోకో న సంపూర్యత. 5, 5వ ఆహుతిలో జలము హోమము చేయబడుచూ ఉండగా ఆ జలము పురుషుడు రూపమును పొందుచున్న క్రమము ఏమిటి? యథా పంచమ్యాం ఆహుత్వా ఆపః పురుష వచసో భవంతి ఇతి తథాకం. ఈ 5 ప్రశ్నలలో ఒక్కదానికి కూడా నేను సమాధానము చెప్పలేకపోయాను. నాకు తెలియదు అని మాత్రమే అన్నాను. ఓ పూజనీయ పితృదేవ, తమరు నాకు శిక్షణ పూర్తి చేయకుండానే విద్యాభ్యాసము పూర్తి అయిన తరువాత నిర్వర్తించే వైదిక కర్మ అయినట్టి సమావర్తన నిర్వర్తించారా ఏమి? అరుణి, కుమార, యథామాత్వం తదైతాన్నవదో యథా అహం ఏషాం నా ఏకంచన వేద. నీవు నాకు వినిపించిన ప్రవాహనోజేవలి 5 ప్రశ్నలు నాకే తెలియదు, సమాధానము అసలే తెలియదు. యది అహం ఇమానవేదిష్యం కథం తే నావక్ష్యం. నాకు ఈ ప్రశ్నల గురించియే తెలియనప్పుడు వాటికి సమాధానాలు ఏం తెలుస్తాయి? నాకు తెలియని ప్రశ్నలు వాటి సమాధానాలు నేనెట్లా బోధించగలను? నీ విద్యాభ్యాసము ముగించిన తరువాత సమావర్తన వైదిక కర్మ నిర్వర్తించినది గురువుగా నాకు తెలిసి నేను నేర్పవలసిన విధిని అనుసరించి విద్య బోధించటము పూర్తి చేశాను అను ఉద్దేశ్యము. అంతేగాని వేదవిద్యనంతా నీకు బోధించానని కాదు. అనంతమైన వేదవిద్య విషయంలో నాకు మొత్తము తెలిసింది అని నేనెట్లా అనగలను? వేదవిద్యనంతా నేర్పాను అని ఎట్లా అనుకోగలను? అంతా నేర్చుకున్నాను అని నీవెట్లా అనగలవు? వేదవిద్యలో అసంఖ్యాక విశేషాలు ఉన్నాయి. ఎందరో వేదవిద్యాపరంగతులు ఉన్నారు. అవన్నీ మన ఊహకు అందనివి. వేదవిద్య యొక్క విశేష ప్రాశస్త్యత వేదమనంతం అను సూత్రమును అర్థము చేసుకోవటానికేగదా నీవు లోకసంచారము అనే ప్రయత్నములో శీలుడవై ఉన్నావు. మహనీయుల ఆశ్రమముల సందర్శనము అప్పటి వరకు నేర్చుకున్న విద్యను పదును పెట్టుకోవటానికే కదా. సరే పుత్ర, ఆ ప్రవాహనజేవలి యొక్క 5 ప్రశ్నలకు సమాధానము కొరకే వారినే ఆశ్రయిద్దాము. ఈ విధంగా పలికి ఆరుణిముని అప్పటికప్పుడే శిష్య సమేతులే పాంచాల రాజదర్శనము కొరకే గురుకులము నుండి బయలుదేరారు. గౌతమగోత్రీయుడైన ఆరుణిముని పాంచాలరాజ్యమునకు వచ్చి రాజదర్శనము చేసుకున్నారు. ప్రవాహనజేవలి మహారాజు ఆరుణిమునికి సుస్వాగతము పలికి అనేక విధములుగా సత్కారములు చేశారు. ప్రయాణపు బడలికతో ఉన్న ఆరుణిమునికి వారి శిష్యబృందమునకు ఆ రోజు రాత్రి విశ్రాంతి గృహములో వసతి చూపబడింది. ఆ మరునాడు ఉదయము ఆరుణి మునీశ్వరులు రాజదర్శనము చేసుకున్నారు. ప్రవాహన జయవలి గురుదేవ, గౌతమకులదీపక, ఆరుణి మునీంద్ర, నమో నమః, సుస్వాగతం. మానుషస్య భగవాన్ గౌతమ, విత్తస్య వరం వ్రూణీథ. మానవులకు కావలసిన సంపదలు ఏమేమి కావాలో గ్రామములు ధనము మొదలైనవి కోరుకోండి. మీకు సమర్పించుకోవటానికి సంసిద్ధుడను ఆరుణి రాజా. మానవులకు సంబంధించిన సంపదలు నాకేమీ వద్దు. మీరు నా కుమారుడగు శ్వేతకేతువును 5 ప్రశ్నల రూపంగా ఏ మాటలు పలికియున్నారో ఆ వచనములు నాకు బోధించమని ప్రార్థన. అప్పుడు ప్రవాహనుడు, ఇదేమీ, ఈ మునీంద్రులు ఇట్లా అడిగారు. నేను అడిగిన 5 ప్రశ్నలు వాటి సమాధానాలు నేర్చుకోవాలనుకుంటున్నారా? వారేమో మునివర్యులు, నేనో ఒక సామాన్య రాజును. అయినా వేదవేత్తలు ఏదైనా కోరితే అది తిరస్కరించరాదు కదా. విద్యా నియమమును పాటిస్తూ విద్యను బోధించవలసినదే కదా. వేరే త్రోవలేదు అని తలచారు. మునీశ్వరునితో ఇట్లా పలికారు. ప్రవాహన జయవలి స్వామి, గౌతమ, అరుణి, మీరు ఆజ్ఞాపించినట్లే ఆ 5 ప్రశ్నలు వాటి సమాధానములు మీతో సంభాషిస్తాను. అయితే ఒక విన్నపము, తంహ చిరం కాలం వసేతి ఆజ్ఞాపయంచకార. తమరు కొంతకాలము ఇక్కడ ఉండి మా ఆతిథ్యము స్వీకరించండి. మీరు కోరినట్లు అప్పుడు బోధించగలను. అంతేకాకుండా మరో ముఖ్య విషయం కూడా, యథామాత్వం గౌతమ అవేదో యథేయంన ప్రాక్త్వత్తః పురా విద్యాబ్రాహ్మణా నగచ్చతి. ఓ గౌతమ, మీరు వేదవేత్తలు, తెలుసుకోవలసింది తెలుసుకొనియున్న బ్రాహ్మణోత్తములు అయికూడా నేను అడిగిన పంచప్రశ్న విద్య చెప్పమని మీరు అడుగుచున్నారు. బ్రహ్మవిద్య సమస్త విద్యలకు పరాకాష్ఠ కదా. ఈ పంచప్రశ్న విద్య బ్రాహ్మణులకు, బ్రాహ్మణములు బ్రహ్మతత్వము ఎరిగియున్నవారికి చెప్పబడియుండలేదు. బ్రాహ్మణులు బ్రహ్మవిద్యావరేణ్యులు ఇదివరకు వారి శిష్యులకు బోధించటమనేది గురుకులములలో జరగటములేదు. ఇతఃపూర్వము ఈ విద్య క్షత్రియులలో ప్రసిద్ధము. క్షత్రియులు క్షత్రియులకే బోధించటము ఆనవాయితీ అయుంటూ వచ్చింది. అయినా కూడా మునివరేణ్యులకు మీరు అడిగితే చెప్పను అనే అహంకారము మీ ముందు ప్రదర్శించలేను. ఎందుకంటే మీరు జగద్గురువులు, గురుకులములో అనేక మంది బ్రహ్మచారులను తీర్చిదిద్దటములో లోకవిదితులు. మీకు నేను ఈ పంచాగ్ని విద్య అనబడే పంచప్రశ్న సమాధానములను బోధిస్తాను. మీరు మీ శిష్యులకు పరంపరగా బోధించవచ్చు. అప్పుడు ఈ విద్య బ్రాహ్మణములను ఉపాసంచే బ్రహ్మవేత్తలలో కూడా ప్రసిద్ధి పొందగలదు. మీరు మానవ సంబంధమైన కోరికలతో రాలేదని, ఆధ్యాత్మ సంబంధమైన విద్య కొరకే వచ్చారని నేను ముందే ఊహించాను. అయినా కూడా శాస్త్ర మర్యాదానుసారం లోక సంబంధమైన సంపదలను ఇవ్వపలికాను. అందుకు నేను క్షంతవ్యుడను. మీరు మీ ప్రియశిష్య బృందము కొద్ది రోజులు మా పాంచాలదేశంలో విశ్రాంతి తీసుకోండి. మా ఆతిథ్యము, అతిథి మర్యాదలు స్వీకరించండి. కొద్ది రోజులలో మీరు అడిగిన పంచాగ్ని విద్య గురించి సవివరంగా సంభాషించగలను. ఎందుకంటే మేము ఇప్పుడు ఒక యజ్ఞ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాము. 16:5-4 పంచమ అధ్యాయము, చతుర్థ ఖండము, శ్రద్ధ సృష్ట్యభిమాని ఇంద్రియాధిష్ఠాన దేవతలు, శ్రద్ధ ఆహుతులు, సృష్ట్యభిమాని ఆవిష్కరణ. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు ఒక ప్రశాంత స్థలములో ఆరుణి మునీంద్రుడు, ప్రవాహణ జయవలిరాజు మరియు తదితర విద్యార్థులు, వేద విద్యాభ్యాసులు సమావేశమైనారు. ప్రవాహణ జయవలిరాజు, ఓ గౌతమ గోత్రీయ ఆరుణి మహాశయ, నేను అడిగిన 5 ప్రశ్నలు సమాధానములు వేదములలో శతపథ బ్రాహ్మణము మొదలైన చోట్ల వివరించబడినవే. ఆహుతులు, సూక్ష్మ శరీరము, పుణ్యలోకములు, పుణ్యలోక నివాసము, జన్మకే మరలిరావటం, మరల పుణ్యలోకముల కొరకే దేహము నుండి బయలుదేరటము మొదలైన వివరములకు సంబంధించిన ఆత్మభగవానుని సృష్టి కల్పన యజ్ఞ విశేషములకు సంబంధించిన విద్య అని ముందుగా గమనిద్దాము. 5వ ఆహుతియందు జలములు పురుషుడు, పురుషకారము కలవాడు అనే పేరు ఎట్లా పొందుతోంది? 5వ ప్రశ్నకు సమాధానము. మనము ముందుగా 5వ ప్రశ్న అయినట్టి 5వ ఆహుతియందు జలములు పురుషుడు, పురుషకారము కలవాడు అనే పేరు ఎట్లా పొందుతోంది అనే ప్రశ్నకు సమాధానము వివరించుకుంటున్నాము. శతపథ బ్రాహ్మణములోని వివరములు, యజ్ఞములో సమర్పించబడిన హోమము గురించి ఇట్లా వివరించబడుతోంది. హోమము చేయబడిన మొదటి 2 ఆహుతులు పైకి లేచుచున్నాయి. పైకి లేచి అంతరిక్షం, ఆకాశం లో వ్యాపిస్తున్నాయి. అవి ఆకాశంతో యజ్ఞవిధిని నిర్వర్తిస్తున్నాయి. అంతరిక్షము, ఆకాశమును ఆహవనియాగ్నిగాను, వాయువును, వాయువిచ్కలను, సమిధలుగాను, కట్టెపుల్లలుగాను, సూర్యకిరణములను ఆహుతిగాను చేయబడి అవి అంతరిక్షమును తృప్తిపరచుచున్నాయి. ఆ తరువాత ద్యులోకమునందు ప్రవేశించి తృప్తిపరచుచున్నాయి. ద్యులోకము దేవతల లోకము. చూపు, వినికిడి, స్పర్శ, రుచి, వాక్కు, పంచతన్మాత్రలు మొదలైన శక్తులే దేవతలే ద్యులోకము. ఆ 2 ఆహుతులు మరల భూలోకములో ప్రవేశించి భూలోకమును తృప్తిపరచి మగవానిలో ప్రవేశిస్తున్నాయి. వాని నుండి స్త్రీయందు వ్యాపించి జీవుడుగా పుట్టుచున్నాయి. ఆ జీవులలో ఉత్తమ కర్మలు నిర్వర్తించి పుణ్యలోకములు చేర్చున్నాయి. ఈ విధంగా జరుగుచున్న సృష్టియజ్ఞ విశేషము దృష్ట్యా ఇప్పుడు బ్రాహ్మణములు, శృతులు అగ్నిహోత్ర కర్మ విధి గురించి చెప్పుచున్నాయి. అగ్ని, సమిధలు, ధూమము, జ్వాల, మండే బొగ్గులు, మినుగురులు అను ఆహుతుల యొక్క 6 రూపములు అభివర్ణిస్తున్నాయి. ఆహుతులు అంతరిక్షంలో ప్రవేశించటము, సూక్ష్మరూపంగా ద్యులోకము, సూక్ష్మశక్తులు ఏర్పడి ఉన్న లోకము లో ప్రవేశము, అవి జలరూపము దాల్చటము, అవి సృష్టి కార్యము నిర్వర్తించటము అనే తతంగమంతా ఇప్పుడు భూలోక అగ్నిహోత్రముతో పోల్చుచు చెప్పబడుతోంది. దేవతల యజ్ఞము, సోమరాజు సృష్టికర్త సంభవము మొట్టమొదట ఆత్మ నుండి. పంచాగ్ని దేవతలకు శబ్దస్పర్శరుపరస్గంధ దివ్యశక్తులు, దేవతలు సమావేశమై సృష్టి కొరకై శ్రద్ధ అని పిలువబడే హోమము ప్రారంభిస్తున్నారు. వారు నిర్వర్తిస్తున్న హోమమునకు చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత అని లలితా సహస్రంలో వర్ణించినట్లు పరమాత్మయే యజ్ఞపురుషుడు, దేవతలే యజ్ఞకర్త. ద్యులోకము, స్వర్గలోకము, అగ్ని, ఆదిత్యుడు, సూర్యుడు, సమిధ, ఆదిత్యుని సూర్యకిరణములు, సమిధ నుండి వచ్చు పొగ, ఆదిత్యుని నుండి జ్వాల అగు పగలు, పగటి వెలుగు, అగ్ని నుండి వచ్చు జ్వాల, చంద్రుడు మండే బొగ్గులు, నక్షత్రములు మిణుగురులు మేపులు విశ్వరంగములు. ఈ విధంగా ఇంద్రియాభిమాన దేవతలు శ్రద్ధ అనే ఆహుతులను అగ్నికి సమర్పించుచుండగా ఆ హవిస్సు నుండి సృష్టికల్పనాభిమాన పురుషుడు పుట్టుకొస్తున్నాడు. ఆతనికి సోమరాజు అను శాస్త్రీయ నామము. శ్రద్ధకు జలము అని కూడా మరొక పేరు. 16:5:5 పంచమ అధ్యాయము, పంచమ ఖండము. ఇంద్రియాభిమాన దేవతల సోమరాజుకు ఆహుతులు. ఆ ఇంద్రియాధిదేవతలు ఇంకా కూడా సృష్ట్యభిమాని అగు సోమరాజు సృష్టి పురుషుడు కు ఆహుతులు వర్షము కొరకే సమర్పిస్తున్నారు. పర్జన్యుడే అగ్ని, మేఘముల అభిమాన దేవతయే పర్జన్యుడు ఇంద్రుడు. వాయువు సమిధ వాయువు వీస్తూ ఉంటే వర్షము. వాయువు పర్జన్యుడు, మేఘదేవత అనే అగ్నిని ప్రజ్వలింపజేయుచున్నారు. మేఘము పొగ, మేఘము పొగవలే ఆకారము కలిగి ఉంటుంది. పొగ మేఘాకారము పొందుతోంది. మెరుపు జ్వాల ప్రకాశించు ధర్మము కలిగి ఉన్నది కాబట్టి. పిడుగులు మండే బొగ్గులు, పిడుగులు మండే బొగ్గువలె కఠినము కాబట్టి. మేఘగర్జనలు ఉరుములు విస్ఫులింగములు, మేఘగర్జనలు మిణుగురులు అగ్గిరవ్వలు. ఆ దేవతలు పర్జన్యాగ్ని యందు ఇంద్రియాధిష్ఠాన దేవతలు ఔషధులకు ఆహారమునకు ప్రభువు అయినట్టి చంద్రుని హోమము చేస్తున్నారు. పర్జన్యుడే అగ్నిరూపము పొంది వర్షముగా వర్షిస్తున్నారు. 16:5:6 పంచమ అధ్యాయము, షష్ఠీఖండము. దేవతల వర్షహవనము, అన్నము యొక్క ఉత్పత్తి. అప్పుడు ఇంద్రియాధిష్ఠాన దేవతలు అన్నము కొరకు హవనము సమర్పించసాగారు. అట్టి అన్నము కొరకు పృథివీయే అగ్ని, సంవత్సరమే సమిధ సంవత్సర కాలములో ఆహార ధాన్యములు పెసలు మినుగులు వంటి అపరాలు లభిస్తాయి కనుక. ఆకాశము పొగ, ఆకాశము నుండి పృథివీ మేఘరూపంలో పొగ వలె బయల్వెడలుతోంది కనుక. రాత్రియే జ్వాల అర్చ్యః, వెలుగులేనప్పుడు భూమి చీకటైపోతుంది కనుక. దిక్కులు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మండే అంగారములు. బొగ్గులు మండిన తరువాత బొగ్గులు మిగిలినట్లు చీకటిపోతే దిక్కులు కనబడతాయి కాబట్టి అవాంతర దిక్కులు. ఈశాన్యము, అగ్నేయము, నైరుతి, వాయువ్యము, విస్ఫులింగములు, నిప్పురవ్వలు. ఈ విధంగా దేవతలు వర్షమును అగ్నియందు హోమము చేయగా ఆహుతి నుండి ఆహారము పుట్టుచున్నది. 16:5:7 పంచమ అధ్యాయము, సప్తమ ఖండము. దేవతల అన్నహోమము, రేతస్సు ఉత్పత్తి. పురుషుని అగ్నిగాను, వాక్ ఇంద్రియమును సమిధిగాను, ప్రాణమును ధూమముగాను, జిర్వను జ్వాలగాను, కన్నులు అంగారములు, మండే బొగ్గులు గాను, వినికిడి విస్ఫులింగములుగాను దేవతలు హోమము నిర్వర్తించసాగారు. ఈ విధంగా అన్నహోమము చేయుచుండగా ఆహుతి నుండి రేతస్సు పుట్టుకు వస్తోంది. 16:5:8 పంచమ అధ్యాయము, అష్టమ ఖండము. గర్భయజ్ఞము. యోషావావ అగ్నేహ, యువతియే అగ్ని. ఉపస్థాయేవ సమిధః, జననేంద్రియమే సమిధ. ఉపమంత్రేతే సధుమో. యువతి యొక్క పురుషుని ఆహ్వానము ధూమము. యోనియః అర్చ్యః, యోనియే జ్వాల. యదంతః కరోతి తే అంగార, తినట అంగారకము. మైథునమే అగ్ని. అభినంద విస్ఫులింగ, విస్ఫులింగములు. రతిసుఖం బొగ్గు కిరణములు. ఆ అగ్నియందు దేవతలు ప్రాణములు అనే రేతస్సును హోమము చేస్తున్నారు. అట్టి ఆహుతుల హోమము నుండి గర్భము జనిస్తోంది. ఈ విధంగా జలములే శ్రద్ధ, చంద్ర, వర్ష, అన్న, ప్రేతస్సు అనే 5 ఆహుతుల హోమములుచే పురుషుడు ద ఎక్స్పీరియన్స జనిస్తున్నాడు. యథా పంచమ్యాం ఆహుతావ ఆపహ పురుషవచసో భవంతి. ఇది 5వ ప్రశ్నకు 5 మనము చెప్పుకున్నదంతా సమాధానము. ఇది దేవతలు యజ్ఞము కొరకు 4 సెక్ ఆఫ్ ద ఇంటిరిటీ చేయుచున్న హోమము. ఆహుతులతో జలమునకు విడరాని బంధము కాబట్టి పంచమ ఆహుతి జలము అని ఇక్కడ ప్రయోగించబడుతూ ఉన్నది. 16:5:9 పంచమ అధ్యాయము, నవమ ఖండము. నేను అగ్ని స్వరూపుడను అను ఉపాసన. ఇప్పటివరకు చెప్పబడిన సృష్టి పంచాగ్ని హోమము జీవుల దేహ ప్రవేశ నిష్క్రమములు, ఉత్తమ కర్మలచే స్వర్గలొక్క ప్రాప్తి మొదలైన విషయములు తెలుసుకున్నవారు, తెలుసుకుని తపస్సు శ్రద్ధగా ఆచరించువారు ఆ స్వయం ప్రకాశ కాంతివంతమగు లోకములు సిద్ధించుకోగలరు. ఏచమే అరణ్యే శ్రద్ధ ఉపాసతే, ఎవ్వరైతే శ్రద్ధగా గ్రహించి అరణ్యమునందు బుద్ధిని నిలిపి నరణ్యము బియోండ్ ద వర్డ్ హెడ్ ఇన్ ద ఫారెస్ట్ గోడ్ అండ్ హాండ్జ్ ఇన్ ద వరల్డ్ దృశ్యమునకు ఆవలగల తత్వమును ఉపాసిస్తూ ఉంటారో, అనగా మేము ద్యులోకము పర్జన్యుడు వర్షము అన్నము రేతస్సుల నుండి క్రమముగా జన్మించిన అగ్విస్వరూపులము, ఈ ఐదు అగ్నిలే మా యొక్క స్వరూపము అని ఎరిగి ఉపాసిస్తారో, శ్రద్ధాతత్పరులే ఉంటారో అట్టివారు. ముందుగా చీకటమయ లోకములను జోన్స్ ఆఫ్ ఇగ్నోరాన్స్ దాటినవారే అగ్నిజ్వాల అచ్చిషు కాంతిమయ జోన్ ఆఫ్ అవేర్నేస్ లోకములను సమీపించగలరు. అగ్నిజ్వాల అభిమాన దేవతల లోకము ప్రవేశించగలరు. అట్టి స్వప్రకాశక అగ్నిజ్వాల నుండి పగటి వెలుగు అహర అభిమాన దేవతను సమీపించగలరు. పగటి వెలుగు నుండి శుక్లపక్షము అభిమాన దేవతను సమీపించి శుక్లపక్ష తేజస్సును ఎన్లైటన్మెంట్ డే ఆఫ్టర్ డే టిల్ ఫైనెస్ట్ సెన్స్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్ సిద్ధించుకోగలరు. ఆపుర్యమాన పక్షము శుక్లపక్షము నుండి ఆరు మాసములగు ఉత్తరాయణము షట్ ఉదన్ ఏతి మాసాంస్థాన్ ద జన్ బియోండ్ వోట్ ఈజ్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ బై సెన్సెస్ ప్రయాణించి ఇంద్రియ దృశ్యమునకు ఆవలి వైపుగా ప్రయాణించి ఉత్తరాయణ అభిమాన దేవతను సూర్యదేవుని ఉత్తరాయణ మార్గమును సమీపించి ప్రవేశించగలరు. ఆరు మాసముల ఉత్తరాయణము నుండి వారు సంవత్సరాదిత్య దేవతను సమీపిస్తున్నారు. అటు తరువాత చంద్రమస అభిమాన దేవతతో సామీప్యము పొందుచున్నారు. చంద్రమసము నుండి విద్యుద్దేవత కేవల తేజోరూపస్థానమును చేర్చున్నారు. అట్టి జీవుడు అమాన తత్పురుషుడు మానవాతీతమైన తత్ అను పురుషస్థానము చేర్చున్నాడు. ఈ సమస్తము నా పురుషకారమే అనే కేవల స్థాన తత్పురుషత్వము మానవాతీత్వము జననమరణ చక్ర అతీతత్వము సిద్ధించుకుంటున్నాడు. అతడు బ్రహ్మమే తానుగుచున్నాడు. ఈ సమస్తము ఏదే ఉన్నదో ఏది నేను నీవు మొదలైనవాటిగా ప్రదర్శనమగుచునే సమస్తమునకు వేరే ఉన్నదో అదియే తానుగుచున్నాడు. బ్రహ్మవేత్త బ్రహ్మమే అగుచున్నాడు. 16:5-10 పంచమ అధ్యాయము దశమఖండము దేవయాన పితృయాన భౌతికలోక తిరోగమన మార్గములు. ఈ జీవులు ఈ లోకము విడిచినప్పుడు ఎక్కడికి వెళ్ళుచున్నారు? మొదటి ప్రశ్నకు సమాధానము 1. దేవయాన మార్గము అన్నము ద్వారా పురుషుని దేహములో ప్రవేశించిన రేతస్సు శుక్లము రూపము దాల్చి స్త్రీని యోనిలో ప్రవేశించి శ్రోణితములో ఏకమై స్త్రీ గర్భము దాల్చుచున్నది. గర్భము గర్భవిష్ట చర్మముగు జరాయువుచే కప్పబడియుండగా గర్భములో పురుషుడు జీవుడు 9 లేక 10 నెలలపాటు గర్భసంచిలో ఉంటూ క్రమంగా ఇంద్రియ దేవతల నుండి వినికిడి స్పర్శ చూపు మాట మొదలైన పంచేంద్రియ తేజస్సు పొందుచున్నాయి. అయితే ఆయా వివిధ ఇంద్రియ దేవతల ప్రదర్శనములన్నీ ప్రాణశక్తి యొక్క వివిధములైన రూపాంతరములే. రక్తము రేతస్సు మొదలైన అశుచిద్రవ్యములే పిండము యొక్క బీజము. తల్లి తినుచు త్రాగుచూ ఉన్న అన్నపానీయముల సారము పొందుచు ఆ శిశువు పిండస్థితి నుండి క్రమంగా దేహబలము చూపు వాక్కు స్పర్శ వినికిడి ఇవన్నీ ప్రాణశక్తి బీజము నుండి తనలోకి పొందుతోంది. శిశువు రూపము పొందిన ఆ పిండము స్త్రీ జననాంగము నుండి బయటపడి పుట్టుక అను సంఘటనను పొందుతోంది. ఆ పుట్టిన శిశువు ఎదుగుచూ పుణ్యపాప కర్మలు నిర్వర్తించుచున్నది. ఆ వ్యక్తి జీవుడు ఆయుర్దాయము ఉన్నంతవరకు జీవిస్తున్నాడు. ఆయుష్షు తీరిన తరువాత ఆ జీవుడు భూలోక జోన్ ఆఫ్ మాటర్ స్వర్గలోక జోన్ ఆఫ్ డివైన్ ఫోర్మ్ ల మధ్య చేరి అటు స్వర్గలోకమునకు గాని లేదా తిరిగి భౌతిక స్థితులను దేహములకు గాని చేర్చున్నాడు. కుమ్మరివాణి చక్రము తిరుగు విధంగా ఈ జీవుడు తన యొక్క కర్మల యొక్క జ్ఞానముల యొక్క స్థితిగతులను అనుసరించి త్రిలోకములలో అనేక ఉపాధులుగా రాక పోకలు అవిశ్రాంతంగా చర్విత చర్వణంగా కొనసాగిస్తున్నాడు. ఏ పంచాగ్నుల నుండి ఈ జీవుడు భౌతిక రూపము పొంది జీవిస్తున్నాడో మరల అవే అగ్నులచే కొనిపోబడుచున్నాడు. తన మూలకారణమైన అగ్నిని పొందుచు తిరిగి అగ్నిచేతనే దేహ దేహాంతరములకు తీసుకొనిపోబడుచున్నాడు. ఇందుచేత కూడా అగ్నికి హవ్యవాహనుడు అనే పేరు వచ్చింది. అగ్నిచే ఈ దేహము అర్పితమైన ఆహుతి రూపము సంతరించుకుంటున్నది. ఇది దేవయాన మార్గము లేక దేవయాన పంథ అని ఉత్తరాయణ మార్గము అని పిలువబడుతోంది. ఇది ఆత్మోపాసనా మార్గము, ద్రష్టవైపు మార్గము, జ్ఞానమార్గము అని కూడా అంటారు. రెండు, పితృయాన మార్గము, దక్షిణాయన పంథ. కర్మిష్ఠుల మార్గము, ఇది దృశ్యము వైపుగా మార్గము. ఉత్తమ లోకములు పొంది ఆనందించాలి అనేది ముఖ్యాశయమైయుండి ఈ లోకములో ఈ విధమైన అభ్యాసములు చేయుచున్నారు. ఇష్టము, వేదోక్తములైన అగ్నిహోత్రము, వైశ్వదేవతలు, పూజ వ్రతములు మొదలైన కర్మలు, పూర్తము, అన్నదానము, నూతులు, చెరువులు త్రవ్వించటము, సత్రములు కట్టించటము, తదితర సంఘసేవలు, దానము మొదలైనవి. వీరు ఆత్మతత్వానుభవమును ముఖ్యాశయముగా కలిగి ఉండక దృశ్యములోనే ఉత్తమ స్థితిగతులు పొందాలనే ముఖ్యాశయము కలిగి ఉంటున్నవారు. అందుచేత ఇది దక్షిణాయన మార్గము, ధూమ మార్గము అని కూడా అంటారు. అట్టివారి ముందు మార్గము ఏ విధంగా ఉంటుందో చెప్పుకుంటున్నాము. ఇట్టివారు మొదట ధూమ మార్గము పొందుచున్నారు. ధూమం అభిసంభవంతి. ప్రాపంచక దృశ్య సంబంధమైన, ఇంద్రియానుభవ సంబంధమైన ఆశయములు నిర్మలమగు స్వస్వరూపాత్మను కప్పి ఉంచేవి కాబట్టి దీనిని ధూమ మార్గము అని పిలుస్తున్నారు. ధూమలోకములు ప్రవేశించి అక్కడి నుండి రాత్రి చీకటిని చేర్చున్నారు. రాత్రి నుండి కృష్ణపక్షము, ఆత్మానుభూతిని ఏమరచుచు దృశ్యానుభవ ఆశయము చేర్చున్నారు. కృష్ణపక్షము నుండి దక్షిణాయనము, దక్షిణాయనము నుండి సంవత్సరము చేర్చున్నారు. సంవత్సరము నుండి ఆకాశమును, ఆకాశము నుండి చంద్రమార్గమును చేర్చున్నారు. చంద్రుడే సోమరాజు. ఆయన బ్రాహ్మణులకు, బ్రాహ్మణములు అధ్యయనము చేయువారికి ప్రభువు, దేవతలకు ఆహారము, ఓషధరూపుడు ఇంద్రుడు అగ్నిలకు ఆహారము ఇచ్చువారు. ఈ విధంగా ఇంద్రియభోగములే ఆశయముగా కలవారు ఆయా దేవతలు ప్రసాదించే సుఖానుభవములు పొందుచున్నారు. భౌతిక లోక తిరోగమన మార్గము రెండవ ప్రశ్నకు సమాధానము. ఆ విధంగా సుఖమయ ఇంద్రియానుభవ లోకములు ప్రవేశించిన ఆ దక్షిణాయన బాటసారి జీవుడు అట్టి దేవతలచే ప్రసాదించబడే సుఖానుభవములు, స్వర్గలోక నివాసము వంటివి ఎంతకాలం పొందుతాడు? తస్మిన్ యావత్ సంపాతం ఉషిత్వా అథ ఏతం ఏవ అధ్వానం పునః నివర్తంతే. ఏ పుణ్యకార్యముల ఫలానుభవము కోసమై పుణ్య సుఖమయ లోకములు పొంది ఉన్నాడో అట్టి పుణ్యకర్మఫలము ఖర్చు అయ్యేంతవరకు చంద్రమండలములో నివాసముండి తిరిగి భౌతిక లోకములకు వస్తున్నారు. ఇష్టపూర్వదాన కర్మల ఫలములను, సంస్కారములను అనుసరించి మరల పుణ్యకార్యములు నిర్వర్తిస్తూ ధూమ మార్గంలో చంద్రమండలము చేర్చున్నారు. ఈ విధంగా ఇది పునరావృత్తి మార్గము, రావటము పోవటము అగుమార్గము అగుచున్నది. భౌతిక లోకము నుండి చంద్రమండలము, పితృలోకము చేరిన మార్గముననే ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి ధూమము, ధూమము నుండి పృథివీ సోలిడ్ ఫర్మ్ పొందుచున్నాడు. చంద్రమండలము, పితృలోకము నుండి ఆకాశము, ఆకాశము నుండి మేఘమును చేర్చున్నారు. మేఘము వర్షించినప్పుడు భూలోకములో ధాన్యము, యవలు, మొక్కలు, చెట్లు, నువ్వులు, మినుములు రూపముగా ఆగుచున్నారు. అతో వైఖలు దుర్నిష్ప్రవతరం. ఈ విధంగా పితృలోకము నుండి భూలోకమునకు జరిగే తిరుగు ప్రయాణము అనేక దుహకములతో కూడినవై ఉన్నది. అనేక చోట్ల ఎండుచు, తినబడుచు, బహుయతనలు పడుతూ మానవస్థితికి సుదీర్ఘతర కష్టతర ప్రయాణము చేయుచున్నాడు. ఆహారము రూపము పొందిన జీవుడు ఎవరు ఏ అన్నము తింటే ఆ సంబంధమైన రేతస్సు రూపమే పొందుచున్నాడు. ఆ జీవజాతి జీవుని రూపమే సంతరించుకుంటున్నాడు. యోయో అన్నం అత్తి యో రేతః సించతి తద్భూయ ఏవ భవతి. జీవులు ఏ అన్నము భుజిస్తారో, ఏ రేతస్సు విడుస్తాడో, స్త్రీ నుండి ఆ అన్నగత ప్రాణులుగానే పుట్టుచున్నారు. మనిషి నుండి మనిషే పుట్టుచున్నాడు. ఆవు నుండి ఆవే పుట్టుచున్నది. భగవద్గీత 3:14 అన్నాత్ భవంతి భూతాని. ఏ జీవులైతే రమణీయమగు ఆచరణము, నడవడిక, అభ్యాసములు ఇతహపూర్వము కలిగియున్నారో వాటి ఫలితంగా వారు తిరిగి ఉత్తమయోనులలో జన్మింతురు. ఇతహపూర్వము శుభప్రదమైన అభ్యాసములు, ఒకటి శమము దమము తపస్సు శౌచము ఆర్జవము లోపల ఒకటి బయట మరొకటి భావించుకుండటము అకుటాలత్వము జ్ఞానము విజ్ఞాన ఆస్తిక్యము పరమాత్మను గుర్తెరుగు అభ్యాసములు కలవారు అట్టివారు బ్రాహ్మణ యోనులందే జనిస్తారు. సత్వగుణ సంపన్నులు వివేకము అధ్యయన దృష్టి కలవారు. రెండు శౌర్యము తేజస్సు ధృతి దాక్షణ్యము విజయము పట్ల పట్టుదల దానము ఈశ్వర భావన కలవారు. అట్టివారు క్షత్రియ యోనులందు జన్మలు పొందుచున్నారు. సత్వరజోగుణ సంపన్నులు మూడు కృషి గోరక్షణ వాణిజ్యము అనే వైశ్వకర్మ సంస్కారములు కలవారు. వైశ్య యోనులందు జన్మిస్తున్నారు రజోగుణ సంపన్నులు. చాతుర్వణములు కూడా త్రిగుణములు కర్మలకు సంబంధించిన స్వభావ విభాగములేగాని లోకములో ప్రసిద్ధి అయి ఉన్న సాంఘిక విభాగ కులము సంబంధమైనవి కావు అని ఉపనిషత్వామయ హృదయము కపుయచరణ అభ్యాసోహాయత్తే కపుయాం యోనిం ఆపద్యేరన్ స్వయోనిం వా సూకరయోనిం వా చాణానాలయోనిం వా. ఎవ్వరైతే పైన చెప్పబడిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణితమైన కర్మజ్ఞానములు ఆశ్రయించక తమోగుణ స్వభావములైనట్టి దురాచారములు కోపము ద్వేషము పరహింస మొదలైనవి అభ్యాసము కలిగియున్నవారు కుక్క పంది చండాల యోనులందు ప్రవేశము పొందుచున్నారు. పరలోకము ఎందుకు జీవులచే నిండిపోదు? నాలుగవ ప్రశ్నకు సమాధానము, కొందరు జీవులు దేవయానముగాని పితృయానముగాని ఆశ్రయించకపోవటంచేత అల్పప్రాణులుగా జంతు కీటక ఇత్యాది ఉపాధులను మరల మరల పొందటము జరుగుతోంది. అందుచేతనే పితృలోకము స్వర్గలోకము వంటి ఊర్ధ్వలోకములు జీవులతో నిండటము లేదు. అందుచేత జీవులు జుగుప్సమగు కర్మలు చేయకుండెదరుగాక. ఏవేవి నిషిద్ధకర్మలో పర్యవసానము అనేక దుహక స్థితుల ప్రాప్తియో నజాగరుకత కొరకై శ్లోకములు శాస్త్రములు ఈ విధంగా చెప్పుచున్నాయి. ఒకటి స్తేనో హిరణ్యస్య బంగారము దొంగిలించటము. రెండు సురాం పిబగ్మ్ మత్తుపానీయములు సేవించటము. మూడు గురోహ తల్పం ఆవసన్ గురుపత్నిని కామించటము. నాలుగు బ్రహ్మహాక్ బ్రహ్మజులగు బ్రాహ్మణులను చంపటము బ్రాహ్మణహత్య. పతంతి చత్వారహ ఈ నలుగురు మానవ జన్మ నుండి పతితులు డౌన్ఫోల్ అగుదురు. వీరితో స్నేహపూర్వకంగా కలిసి తిరుగువాడు పతితులలో ఐదువ వాడు వగుచున్నాడు. ఓ ఆరుణిమునీంద్ర, ఎవరైతే మనము చెప్పుకున్న పంచాగ్నులను ఉపాసిస్తారో అట్టివాడు పాపిగా ఇతహపూర్వం వ్యవహరించినా కూడా ఆ దోషములు ఆతనిని అంటవు, పవిత్రుడై పుణ్యలోకములు చేరగలడు. పంచాగ్నుల ఉపాసన ఒకటి ద్విలోకాగ్ని ఉపాసన. ఆదిత్యుడే సమిధ కిరణముల పొగ, పగలే మంట చంద్రుడు అంగారము బొగ్గులు నక్షత్రములే విస్ఫులింగములు మిణుగురులు. రెండు పర్జన్య వర్షదేవత అగ్ని వాయువు సమిధ అమేఘము పొగ మెరుపులే జ్వాల పిడుగులే మండే బొగ్గులు గర్జనలు విస్ఫులింగములు కిరణములు. మూడు పృథివీ అగ్ని సంవత్సరము సమిధ ఆకాశము పొగ రాత్రియే జ్వాల దిక్కులు కాలే బొగ్గులు మూలలు విస్ఫులింగములు. నాలుగు పురుషాగ్ని వాక్ ఇంద్రియము సమిధ ప్రాణము పొగ జిహ్వయే నాలుకయే జ్వాల కన్ను మండే బొగ్గు చెవి విస్ఫులింగములు. ఐదు యువతియే అగ్ని జననేంద్రియము ఉపస్థ సమిధ సంకేతము పొగ రాత్రి బొగ్గులు యోనియే జ్వాల మైథునమే మండే బొగ్గులు ప్రతి సుఖమే కిరణములు దీని నుండి గర్భము జీవుల జననము జరుగుతోంది. అట్టి పంచాగ్నులను ఎరిగి ఉపాసించువాడు సర్వదోషములు తొలగి ఉత్తమ లోకములు సిద్ధించుకోగలడు. పదహారు ఐదు పదకొండు పంచమ అధ్యాయము ఏకాదశ ఖండము వైశ్వానరోపాసన. అశుద్ధకర్మల పర్యవసానంగా ఈ జీవుడు క్రిమికీటముల వంటి జన్మలు పొందటము సంసార దుహఖములను అనుభవించవలసి రావటము జరగగలదు. అట్టి దుహఖములను నిరోధించటానికే ఉపనిషత్వాణి ఇప్పుడు వైశ్వానరుపాసన అనే ఉపాయము మనకు చెప్పుతోంది. వైశ్వానర సంబంధమైన జ్ఞానబోధ మనకు అందిస్తోంది. పూర్వకాలంలో ఒకప్పుడు గృహస్థులైన ఐదుగురు స్నేహితులు ఉండేవారు. వారు గొప్ప శ్రోత్రియులుగా శృతులను ఎరిగినవారు గా మన లోకములో సుప్రసిద్ధులు. వారి పేర్లు ఒకటి ఉపమన్యముని కుమారుడు ప్రాచీనశాల ఔపమన్యుడు. రెండు పులుషుముని కుమారుడు సత్యేజ్న పౌలుషి. 3. భల్లవిముని కుమారుడు ఇంద్రద్యుమ్న భాల్లవేయుడు. 4. శర్కరాక్షముని కుమారుడు జనస్సరక్షుడు. 5. అశ్వతాశ్వముని కుమారుడు బుడిల అశ్వతరాశ్వి. వీరు 5 సంపన్నులు, వేదశాస్త్రములు అధ్యయనము చేసియున్నవారు, సదాచార సంపన్నులు కూడా. ఒకనొక సందర్భములో ఈ 5 ఒక ప్రదేశములో సమావేశమైనారు. వారు ఒక గొప్ప ఆధ్యాత్మికమైన సంవాదమునకు సంసిద్ధమైనారు. విషయము 1. కోను ఆత్మ, నా ఆత్మ ఎటువంటిది? 2. కిం బ్రహ్మత్ ఈతి, బ్రహ్మము అనగా ఏది? కొంతసేపు శాస్త్ర సంబంధమైన విషయాలు సంభాషించుకున్నారు. తరువాత ఆ 5 ఇట్లా నిర్ణయించుకున్నారు. మన ఆత్మ ఎట్టిది? బ్రహ్మము అనగా ఏది? ఈ 2 ప్రశ్నల యొక్క సమాధానము వేదాంత శాస్త్రం యొక్క లేక వేదాంత శాస్త్రం యొక్క పరాకాష్ఠ సారము. అందుచేత మనము శాస్త్రానుభవము, లోకానుభవము, ఆత్మానుభవము గల సద్గురువును ఆశ్రయించి శ్రవణము చేద్దాము. అరుణి మహర్షి కుమారుడు ఉద్దాలకారుని మహర్షి ఆత్మవిద్య ఆయనట్టి వైశ్వానర విద్యలో బహుప్రావీణ్యులని మునిలోకము ప్రశంసిస్తూ ఉన్నది. మనము వారిని దర్శించి ఆత్మవిద్య కొరకై శరణువేడుదాము. ఇట్లా నిర్ణయించుకుని వారు 5 అప్పటికప్పుడే ఉద్దాలక మహర్షి ఆశ్రమం సందర్శించారు. అప్పుడు ఉద్దాలక మహర్షి ఇట్లు పలికారు: ఓ మునీశ్వరులారా, మీరు 5 గొప్ప శ్రోత్రియులు, ఉత్తమ గృహస్థులు, శాస్త్రములను లోకమును తరచి తరచి పరిశీలించి ఉన్నవారు. అట్టి మీకు వైశ్వానర విద్య అమూలాగ్రము బోధించగల పూర్ణజ్ఞానినని నా గురించి నేను అనుకోవటములేదు. ఓ పూజనీయులారా, కేకయరాజుకుమారుడగు అశ్వపతి రాజు ఆత్మవిద్య లేక వైశ్వానర విద్య బోధించటానికి నాకంటే అధికమైన సామర్థ్యము ప్రజ్ఞ కలవారని నేను అభిప్రాయపడుచున్నాను. మనము అందరము ఆయన వద్దకు వెళ్ళి శ్రవణము చేద్దాము. అప్పుడు ఆ 6 ఉద్దాలకుడు, ప్రాచీనశాలుడు, సత్యయజ్ఞుడు, ఇంద్రద్యుమ్నుడు, జనుడు, బుడిలుడు, అశ్వపతి రాజు రాజ్యమునకు వెళ్లారు. ఆ వచ్చినవారికి వేరువేరుగా అతిథి మర్యాదలకు సంబంధించిన సత్కారములు అశ్వపతిరాజు సమర్పించారు. అశ్వపతి పూజిలారా, సుదీర్ఘమైన ప్రయాణం చేసి అలసిపోయినట్లు కనిపిస్తున్నారు. మా సేవకులు మీకు వసతులు చూపి సేవలు అందిస్తారు. ఈరోజు రాత్రి హాయిగా విశ్రాంతి తీసుకోండి. రేపు ఉదయం ప్రాతఃకాలమే మీ దర్శనం చేసుకోగలను. ఆ రోజు ఆ విధంగా విశ్రాంతి తీసుకున్నారు. ఆ మరునాడు ఉదయమే అశ్వపతి మహారాజు ఆ వచ్చిన ఉద్దాలక, ప్రాచీనశాల, సత్యయజ్ఞ, ఇంద్రద్యుమ్న, జడ, బుడిల మునులను కలిశారు. అశ్వపతిరాజు, మహనీయులు, పూజనీయులు అగు మునివర్యులారా, మీ అందరికీ నమస్కరిస్తున్నాను. మా రాజ్యమునకు, మేము ప్రారంభిస్తున్న యజ్ఞాదులకు మీ ఆశీర్వాదము, శుభాకాంక్షలు అర్థిస్తున్నాను. దయచేసి నేను సమర్పిస్తున్న ఈ గోవులు ధనము స్వీకరించండి. ఉద్దాలకాది మునులు, మహారాజా, మీ అతిథి మర్యాదలకు సంతోషము ప్రకటిస్తున్నాము. అయితే మీరు ఇచ్చే ధనముతో మాకు పనిలేదు. అశ్వపతిరాజు, మునీశ్వరులారా, ఒకవేళ మేము సమర్పిస్తున్న ధనము దోషముతో కూడి ఉన్నదేమోనని సందేహిస్తున్నారా? మా రాజ్యములో ఇతరుల ధనము అపహరించే దొంగతనములు లేవు. దొంగలు లేరు, లోభి లేడు. మా దేశములో మద్యపానము నిషేధము. మా ప్రజలందరూ అగ్నికార్యము చేస్తున్నారు. లోభులు వ్యభిచార వృత్తి కలవారు కాదు. ఇక కులట వృత్తి, కులటలు ఉండే మాటయే ఉండదు కదా. నస్వైరీ స్వైరిణి, మీవంటి మునిసత్తములకు మేము ధనము మొదలైనవి సమర్పించటానికి అర్హులమే అయి ఉన్నామని నా విన్నపము. అందుచేత మేము సమర్పించే ధనము మొదలైనవి దయచేసి స్వీకరించ ప్రార్థన. ఉద్దాలకుడు విరాజా, మీరు, మీ ప్రజలు పరమ పవిత్రులు, సందేహమే లేదు. అయితే మేము మీ వద్దకు ధనము కోరి రాలేదు. అశ్వపతిరాజు, ఓహో, మేము ఈరోజు ప్రారంభిస్తున్న యజ్ఞము సందర్శించి ఆశీర్వదించటానికి మీరు వేంచేసి ఉంటారా? అయితే చాలా సంతోషము. మీ రాకతో ఈ యజ్ఞము ధన్యము అవుతోంది. ఈ యజ్ఞము నిర్వర్తించబోతున్న ఋత్విక్కులందరికీ ఎంతెంతగా ధనమో సంభావన సమర్పిస్తానో అంతగా మీ అందరికీ భక్తితో సమర్పించగలను. యజ్ఞము వీక్షించి యజ్ఞమునకు యజమానినగు నాకు మా ప్రజలకు మీ ఆశీర్వాదములు ప్రసాదించెదరుగాక. మునులు ఏన హి ఏవ అర్ధేన పురుష చరేత్ తగ్మ్ హి ఏవ వదేత్. ఎవరి వద్దకు ఎందుకోసము వచ్చామో ఆ విషయమే కోరుకోవాలిగాని తదితరములు కాదు కదా. ఆ అడిగినదే మీ వంటి గొప్పదాతలు ఇస్తారు. మేము ధనము కోరి ఇక్కడికి రాలేదు. ఆత్మానం ఏవ ఇమం వైశ్వానరం సంప్రత్యద్వేషి తమేవ నో బ్రూహి ఈతి. మీరు వైశ్వానర విద్య బోధించటంలో బహు ప్రావీణ్యులని మునిలోకము కీర్తిస్తూ ఉంటుంది. అందుచేత మీవద్ద ఆ అట్టి ఆత్మవిద్య నేర్చుకోవటానికై శిష్యులమై ఆశ్రయిస్తున్నాము. దయచేసి మాకు వైశ్వానర విద్య బోధించవలసినదిగా వేడుకొనుచున్నాము. మీరు నిర్వర్తిస్తున్న యజ్ఞమునకు సమిధలు మొదలైన యజ్ఞ పరికరములు గురుభక్తితో తెచ్చి ఉన్నాము, సమర్పించగలము. అశ్వపతి రాజు, ఓహో, అట్లాగా? ఓ మునివర్యులారా, మీతో వైశ్వానర విద్య గురించి నేను ఎరిగినంతవరకు తప్పక సంభాషిస్తాను. అయితే ఈరోజు మేము యజ్ఞము ప్రారంభిస్తున్నాము. రోజంతా కార్యక్రమములు ఉంటాయి కదా. అందుచేత రేపటి రోజు నుండి ప్రాతకాలములో మీరు నా వద్దకు రండి. మనము వైశ్వానర విద్య గురించి మా అంతఃపుర ధ్యాన మందిరములో సుఖాసీనులమై మననము చేద్దాము. ఆ మరునాడు ప్రాతకాలమే ఆ ఆరు గురుమునులు చేతిలో సమిధలు యజ్ఞపరికరములు ధరించి సమిత్పాణులై అశ్వపతిరాజు ధ్యానమందిరానికి వెళ్లారు. అశ్వపతిరాజు, ఓ మునీశ్వరులారా, మనము చెప్పుకోబోతున్న వైశ్వానర విద్య బోధించటానికి అగ్నికార్యముతో కూడిన ఉపనయన దీక్షను శ్రవణము చేయువారికి విధించటము ఆచారమయ్యున్నది. అయితే మీరంతా తపోధనులు. అనేకమందికి గురువులే ఉండి కూడా శిష్యులుగా మానసిక దీక్ష స్వీకరించగలరు, నిరహంకారులు. అందుచేత నేను మీకు ఉపనయన దీక్ష నియమించకుండానే వైశ్వానర విద్య వివరించబోచున్నాను. మీరందరూ శ్రద్ధగా ఈ ప్రశ్నలకు సమాధానములు ఇస్తూ శ్రవణ మనన నిధిధ్యాసలు నిర్వర్తించెదరుగాక. మునివర్యులు, ఓ గురుదేవ, అశ్వపతి మహారాజా, యజ్ఞకార్యముల ప్రయత్నములలో నిమగ్నమయుండి కూడా మీరు శ్రమ తీసుకుని ఉదయ సమయాలలో వైశ్వానర విద్య బోధించటానికి సంసిద్ధులైనందుకు మేము కృతజ్ఞులము. శిష్యులముగా భావించి మీరు అడగబోవు ప్రశ్నలకు వినమ్రులమై సమాధానము ఇవ్వగలము. ఆ తరువాత భక్తిశ్రద్ధలతో శరణాగతులమై మీ బోధ వినటానికి సంసిద్ధులమయ్యున్నాము. బ్రాహ్మీముహూర్త ప్రారంభములో అపనయన సంస్కారములు నిర్వర్తించియే ఏకాగ్రమైన సామీప్య దృష్టిని సంస్కరించుకొనియే మేము వస్తున్నాము. మాపై దయతో మీ బోధామూతమును మాకు ప్రసాదించ వేడుకొనుచున్నాము. 16:5-12 పంచమ అధ్యాయము ద్వాదశ ఖండము ఉద్యులోకో స్వర్గలోకో నామ ఆత్మోపాసన. అశ్వపతిరాజు, ఓ పూజనీయులగు మునివర్యులారా, ఇక మనము వైశ్వానర విద్య గురించి వివరించుకునే సంభాషణము ప్రారంభిస్తున్నాము. మేము గురుతుల్యులుగా భావించు ఔపమన్య ఋషీశ్వరుని కుమారులగు ఔపమన్య ప్రాచీనశాల, మీరు ఇంతవరకు ఆత్మోపాసన చేస్తూనే ఉన్నారు కదా. ఔపమన్య ప్రాచీనశాలుడు మహాత్మ, అవును, నేను ఆత్మభగవానుని ఉపాసిస్తూనే ఉన్నాను. అశ్వపతిరాజు, మీరు దేనిని ఆత్మగా ఉపాసిస్తున్నారు? ప్రాచీనశాలుడు పూజనీయ, నేను ద్యులోకము అనబడే దేవతాలోకము లేక స్వర్గలోకమును ఆత్మగా ఉపాసిస్తూ ఉన్నాను. అది పుణ్యాత్ములగు దివ్యపురుషులు తపోతేజః సంపన్నులు చేరు స్థానము కదా. అశ్వపతిరాజు, మీరు చేసే ద్యులోకాత్మోపాసనను వైశ్వానర విద్యకు సుతేజ ఉపాసన అనబడే వైశ్వానరాత్మ యొక్క ఒక అంశమాత్రమే, అనగా ఆత్మశోభాయమైన తేజస్సు గలది అని ఆత్మను ఉపాసించినట్లుగా అవుతోంది. అట్టి సుతేజాత్మోపాసన వలన సుతము అనబడే వైదిక కర్మలు మీ వంశము వారంతా నిర్వర్తిస్తూ ఉన్నవారుగుచున్నారు. ఈ విధంగా సుతేజముగా ఆత్మోపాసన చేయటం చేత సోమరసమును పొందుచు మీ వంశమువారంతా సత్కర్మానుష్ఠానపరులే ఉండగలరు, ప్రియమైన ఆహారము పొందగలరు. వంశములోని వారంతా పవిత్రమగు బ్రహ్మతేజస్సు కలిగినవారుగుచున్నారు, అందరిచే గౌరవించబడుచున్నారు. అయితే మీ సుతేజ వైశ్వానరోపాసన ఆత్మోపాసన చే ఆత్మయొక్క శిరస్సును మాత్రమే పూజించినవారుగుచున్నారు. అనగా మీరు నిర్వర్తిస్తున్నది సమగ్రమైన పూర్ణాత్మోపాసన కాదు అని నా మనవి. అందుచేత మీరు ఇప్పుడు నా దగ్గరకు పూర్ణాత్మరూపమగు వైశ్వానర విద్య కొరకే వచ్చి ఉండకపోతే ఏమయ్యేదంటే, మూర్ధాతే వ్యపతిష్యతి యద్యత్మాం నాగమిష్యతి ఇతి. పూర్ణాత్మజ్ఞానము వైశ్వానర విద్య ఎరిగినవారి సభలో మీ తల తెగి ఉండేది, తల వంచవలసి వచ్చేది. ఎందుకంటే మీ ఉపాసన ఆత్మధ్యాన ఆత్మోపాసన విషయమే సమగ్రము కోంప్రిహెన్సివ్ కాదు కాబట్టి. 16.5.13 పంచమ అధ్యాయము త్రయోదశ ఖండము ఆదిత్య విశ్వరూప ఆత్మోపాసన. కేకయ కుమారుడగు అశ్వపతి మహారాజు మహాశయ శ్రేష్ఠులగు పులిషముని కుమార పోలిష సత్యయజ్ఞ ప్రాచీనయోగ్య, మీరు ఆత్మ అనగా దేనిని ఉపాసిస్తున్నారో చెప్పండి. సత్యయజ్ఞుడు భగవాన్. మహారాజా, నేను ఆదిత్యుని సూర్యుని ఆత్మభావనతో ఉపాసిస్తున్నాను. ఆదిత్యుడే జగత్తు అంతటికీ తేజోరూపుడై సమస్తమును వెలిగించుచున్నారు కదా, చీకట్లు తొలగిస్తున్నారు కదా. అశ్వపతి మహారాజు, మంచిది. శుక్ల నీలాది రూపత్వాత్ విశ్వరూపత్వం ఆదిత్యస్య సర్వరూపత్యాద్వ, తెలుపునలుపు మొదలైన రూపములు గలవాడు గనుక ఆదిత్యుడే విశ్వరూపుడు అనబడుతోంది. రూపములన్నీ ఆదిత్యునివే కాబట్టి కూడా ఆదిత్యుడే విశ్వరూపుడు. ఆదిత్యుని ఆత్మపురుషునిగా ఉపాసిస్తున్నారు కాబట్టి మీ కులము వంశము లోని వారికందరికీ సాధన సంపత్తి సమృద్ధిగా లభించగలదు. మీకు మీవారికి గుర్రములు, కంచరగాడిదల రథములు, దాసదాసిజనులు, వెండి బంగారము ఇవన్నీ చక్కగా ప్రాప్తిస్తూ ఉంటాయి. సమస్త భోగములు మిమ్ములను చేరి ఉంటాయి. మీ కులములో బ్రహ్మవర్చస్సు ప్రకాశమానమై ఉంటుంది. అయితే మీరు వైశ్వానరాత్మ యొక్క విశ్వరూపము అనే అంశను మాత్రమే ఉపాసిస్తూ ఉన్నవారుగుచున్నారు. అనగా మీ విశ్వరూపాత్మోపాసన సమగ్రము ఫుల్ ఫార్మ్ కాదు, వైశ్వానరాత్మ యొక్క కన్ను మాత్రమే ఉపాసిస్తున్నట్లు. వైశ్వానరాత్మను ఆదిత్యునిగా ఉపాసించేవారు ప్రియమగు భోజనము పొందగలరు, బ్రహ్మవర్చస్సు వంశమువారినందరినీ ఆశ్రయించి ఉండగలదు. అయితే కూడా ఆత్మ యొక్క కన్నులను మాత్రమే ఉపాసిస్తున్నారు కదా. అందుచేత సమగ్రమగు వైశ్వానరాత్మను ఉపాసించువారి సభలో మీరు సిగ్గుతో తలవంచవలసి వస్తుంది. మీరు నా దగ్గరకు వైశ్వానర విద్య శ్రవణము చేసి తెలుసుకోవటానికి వచ్చి ఉండకపోయి ఉంటే అట్టి పండితులు సభలో మీ తల తెగేదే, తల వంచుకొనవలసి వచ్చేదే. మరి 16.5.14 పంచమ అధ్యాయము చతుర్దశ ఖండము వాయాత్మోపాసన. అశ్వపతి మహారాజు భల్లవి మునీంద్రుని ప్రియకుమారుడవగు ఇంద్రద్యుమ్న వయాఘ్రీపద్య, మీరు ఆత్మను ఏ అర్థముగా ఉపాసిస్తున్నారు? ఇంద్రద్యుమ్నుడు అశ్వపతి మహారాజా, నేను వాయువును ఆత్మభావనతో ప్రాణాయామాది సాధనలచే ఉపాసిస్తున్నాను. వాయువే విశ్వమంతా సంచరిస్తూ సమస్త జీవులను ఉజ్జీవింపజేయుచున్నది కదా. అశ్వపతి మహారాజు, మీరు చేస్తున్న వాయువును ఆత్మగా ఉపాసించున్నది సమస్తే వాయు. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అను ఉపాసన వైశ్వానరుని యొక్క పృథక్ వర్త్మాత్మోపాసన అని వైశ్వానరుపాసనలోని ఒక విభాగముగా చెప్పబడుతోంది. గాలి ఎదురుగా వీచేగాలి, పైకి లేచేగాలి, సుడిగాలి, దేహములలో సంచరించేగాలి, ఈ విధముగా అనేక వర్తనములుగా కలిగి ఉంటోంది కాబట్టి పృథగ్వత్మగా అనబడుతోంది. అటువంటి పృథక్ వత్మరూపుడగు వైశ్వానర రూపమును ఉపాసించటము చేత మీ దగ్గరకు అనేక దిక్కుల నుండి బలిదానములు ఉపాహారములు చేరుతూ ఉంటాయి. అనేక వైపుల నుండి బలములు మీకు చేకూరుతూ ఉంటాయి. అనేక రథశ్రేష్ఠులు, గ్రూప్స్ ఆఫ్ ట్రావెలింగ్ వెహికల్స్ మీరు ఎక్కడికి వెళితే అక్కడికి మీ సేవకే వెంటనంటి నడుస్తూ ఉంటాయి. మీరు చక్కటి ఆహారము భుజించగలరు, ఉత్తమ భోక్త అయి ఉంటారు, ప్రియం భవత్యసి, అందరికీ ప్రీతిపాత్రులవుతారు, మీ కులములోని వారంతా బ్రహ్మవర్చస సంపన్నులు అయి ఉంటారు. అయితే మీరు పృథక్వత్మ ఆత్మ వైశ్వానరుపాసనగా పరమాత్మ యొక్క ఒక అంశ అయినట్టి ప్రాణమును మాత్రమే ఉపాసించువారు అగుచున్నారు. అనగా అది సమగ్రమైన వైశ్వానరుపాసన కాదు. మీరు సమర్థమగు వైశ్వానర విద్య యొక్క శ్రవణ మననములకు నా వద్దకు రాకుండా ఉండి ఉంటే వైశ్వానర సమగ్ర విద్య తెలిసియున్నవారి సభలో మీ తలతెగేదే. అనగా మీరు నాది సమగ్రమైన ఉపాసన కాదు అని ఎరిగి తలవంచవలసి వచ్చేది. 16:5-15 పంచమ అధ్యాయము పంచదశ ఖండము ఆకాశ వైశ్వానరుపాసన. అశ్వపతిరాజు మహనీయుడగు శర్కరాక్షిని ప్రియకుమార జన మహానుభావన్, మీరు ఆత్మను ఏ పరమార్థముగా ఉపాసన చేస్తున్నారు చెప్పండి. జనుడు మహాశయ, నేను నిర్విషయము అనంతము అయినట్టి ఆకాశమును ఆత్మభావనగా ఉపాసిస్తున్నాను. ఆకాశము ఆత్మ యొక్క అనంతత్వము, అప్రమేయత్వము మొదలైన లక్షణములు కలిగి ఉన్నది కదా. అశ్వపతిరాజు, మీరు నిర్వర్తిస్తున్న ఆకాశోపాసనను వైశ్వానరోపాసన విద్య యొక్క బహుళము అని ప్రసిద్ధి. బహుళ వైశ్వానరోపాసన, అట్టి బహుళ వైశ్వానరుపాసన ఆకాశమును ఆత్మోపాసనగా నిర్వర్తించటము వలన బహు సంతానము సంపదలతో వర్ధిల్లగలరు, శ్రేష్టమగు అన్నము పొందగలరు, అందరికీ ఇష్టము కాగలరు, సర్వత్రా ప్రియమును దర్శించగలరు, వంశములో అందరూ బ్రహ్మవర్చసులు కాగలరు. అయితే మీరు వైశ్వానరుని యొక్క సందేహము దేహమధ్యభాగము ను మాత్రమే ఉపాసించుచున్నట్లవుతుంది, అనగా సమగ్రము కాదు. కాబట్టి వైశ్వానర సమగ్రార్థము తెలిసినవారి సభలో తలతెగేదే. నా వద్దకు వైశ్వానర విద్య శ్రవణము చేయకపోతే అక్కడ తలవంచవలసి వచ్చేది. 16:5-16 పంచమ అధ్యాయము షోడశఖండము జలమును ఆత్మగా ఉపాసన, రై ఉపాసన. అశ్వపతిరాజు జ్ఞానులు అయినట్టి అశ్వతరాశ్యుని కుమారులగు బుడిలమ్ముని, మీరు ఆత్మను ఏ రూపముగా ఉపాసిస్తున్నారు బుడిలముని? పూజనీయ భగవాన్, యో ఆపో మా మాయతనం వేదాను వేదవాక్యానుసారం నేను జలమును ఆత్మతేజోవిభవముగా ఉపాసిస్తున్నాను. జలము లేకపోతే జీవనము, జీవ జంతు వృక్షజాతులు మనలేవు కదా. అశ్వపతిరాజు, మీరు నిర్వర్తిస్తున్న జలతత్వ ఆత్మోపాసన రయి అను వైశ్వానరాత్మోపాసనయే. అట్టి రయి వైశ్వానరుపాసన చే పుష్టి సంపద బహుళముగా పొందగలరు, అన్నమును తృప్తిగా భుజించగలరు, బ్రహ్మవర్చస్సు మీ వంశజులను ఆశ్రయించి ఉండగలరు. అయితే మీది వైశ్వారుని సమగ్ర ఉపాసన కాదు, అది వైశ్వానర వస్తి మూత్రపిండము ఉపాసన మాత్రమే. నా దగ్గరకు వచ్చి వైశ్వానర సమగ్రోపాసన విని ఉండకపోతే విద్యుల సభలో మీ మూత్రపిండము పగిలి ఉండేదే మరి. అనగా మీ ఉపాసన అసమగ్రమని ఎరిగి తలవంచవలసి వచ్చేది. 16:5-17 పంచమ అధ్యాయము సప్తదశ ఖండము పృథివీ వైశ్వానరుపాసన. అశ్వపతిరాజు గౌతమ, బ్రహ్మజులగు ఆరుణి మహర్షి ప్రియకుమారులకు ఉద్దాలక మునివర్య, కంత్వం ఆత్మానం ఉపాస సహైతి, మీరు దేనిని ఆత్మతత్వభావనకే ఉపాసిస్తున్నారు? ఉద్దాలకుడు మహారాజన్, భగవాన్, నేను పృథివిని ఆత్మతత్వముగా ఉపాసించుచున్నాను. అశ్వపతిరాజు ఓ పూజనీయ, ఉద్దాలక, మీరు నిర్వర్తిస్తున్న పృథావితత్వాత్మోపాసనను ప్రతిష్ట అని ప్రసిద్ధి చెందిన వైశ్వానరుపాసన అంటారు. అట్టి పృథ్వీ ప్రతిష్ట వైశ్వానరుపాసన చేస్తున్న మీరు సంతానము, పశుసంపద, గొప్పదగు ఆహారము, సర్వత్రా ప్రియత్వము, బ్రహ్మవర్చస్సుతో కూడిన వంశపారంపర్యము సిద్ధించుకోగలరు. అయితే మీరు వైశ్వానర పూర్ణోపాసన చేయటం లేదని నా మనవి. వైశ్వానరుని పాదములవరకే ఉపాసిస్తున్నట్లు అవుతుంది. మీరు నా దగ్గరకు సమగ్రమైన వైశ్వానరోపాసన గురించి వినటానికి వచ్చి ఉండకపోతే మీ రెండు పాదములు శిథలమైపోయేవి. అనగా పూర్ణమగు వైశ్వానరోపాసన ఎరిగిన పండితుల సమక్షంలో నాది సమగ్రమైన ఉపాసన కాదు అని గ్రహించి సిగ్గుతో తలవంచవలసి వస్తుండేది. 16:5-18 పంచమ అధ్యాయము అష్టాదశ ఖండము వైశ్వానరాత్మ విద్య. అశ్వపతిరాజు, ఓ మునిపుంగవులారా, మనము ఇప్పుడు వైశ్వానరాత్మ విద్య యొక్క సమగ్రమగు ఆత్మోపాసన గురించి చెప్పుకుంటున్నాము. యూయం పృథగవేమం ఆత్మానం వైశ్వానరం విద్వాగ్. సో అన్నమత్థ, మీరంతా కూడా ప్రాదేశమాత్రంగా కన్ఫైన్డ్ ఆర్ట్ వన్ ఏరియా ఉపాసిస్తున్నారు. అనగా ద్విలోకముగా సుతేజ, ఆదిత్యుడుగా విశ్వరూప, వాయువుగా పృథక్ వత్మాత్మ, ఆకాశముగా బహుళ, జలముగా రయి, పృథివిగా ప్రతిష్ట గా ఆత్మను ఉపాసిస్తూ ఉన్నామని వివరించి ఉన్నారో అది ప్రాదేశమాత్రోపాసన. వేరువేరు కాకుండా ఒక్కటే అయి ఉన్న ఆత్మను వేరువేరు రూపాలుగా ఉపాసిస్తూ ఆయాహారములను ఫలములను స్వీకరించుచున్నారు. ఇది ఎటువంటిదంటే, కొందరు గ్రుడ్డివారు ఏనుగు యొక్క వేరువేరు అవయవములను సృశించి, ఒకడు చెవులను తాకి చాటవలె ఉంటుందని, మరొకడు తోకను తాకి పామువలె ఉంటుందని, ఇంకొకడు నడుమును తాకి గోడవలె ఉంటుందని, వేరొకడు తొండము తాకి పెద్దగొట్టము వలె ఉంటుందని ఏనుగు గురించి నమ్మిక కలిగి ఉండటము వంటిది సమగ్రోపాసన. ఎవరు ఏ రకంగా ఉపాసిస్తే వారికి అంతవరకు ప్రయోజనము ప్రసాదిస్తారు కాబట్టే ఆత్మదేవుడు వైశ్వానరుడు అనబడుచున్నారు. సర్వ ప్రాణులకు ఆత్మగాను సర్వ ప్రాణుల రూపముగాను ఉన్నారు కాబట్టి కూడా వైశ్వానరుడు. సర్వ జీవులలో వేంచేసియుండి సర్వ ఇంద్రియముల అనుభవములను తనవిగా పొందుచున్నారు కాబట్టి వైశ్వానరుడు. అనగా మీరు ఏ వైశ్వానరాత్మను ప్రాదేశమాత్రంగా ఆస్ ఇఫ్ కన్ఫైన్ టు వన్ జోన్ ఏరియా ప్లేస్ గా భావించి ఉపాసిస్తున్నారో అట్టి వైశ్వానరాత్మ సమగ్రోపాసన చే ఎట్టివాడని తెలుస్తాడో. ఇంకా గమనిద్దాము, ఏతమేవం ప్రాదేశమాత్రం అభివిమానం ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే స సర్వేషు లోకేషు సర్వేషు భూతేషు సర్వేషు ఆత్మసు అన్నస్తుతి. లోకంలో పరమాత్మను ఒక రూపమనో ఒక నామమనో ఒక ప్రదేశమనో శ్రీకృష్ణుడుగానో శ్రీరాముడుగానో శివుడుగానో అల్లాగానో యెహోవా అనియో మరింకేదైనా నామరూప ప్రదేశాత్మకంగా ఉపాసిస్తున్నారో అట్టి పరమాత్మ సర్వలోకములలో సర్వజీవులలో సర్వాత్ముకుడై సర్వత్రా సర్వదా వెలిచున్నాడు అను ఉపాసనను వైశ్వానరాత్మోపాసన అని ఎరిగి ఉండెదరుగాక. అట్టి వైశ్వానరాత్మ యొక్క దేహమే ఈ సమస్తము కూడా. ఏతస్య ఆత్మనో వైశ్వానరస్య మూర్ధ ఏవ సుతేజ. సుతేజము అనుద్యులోకమే, దివ్యలోకమే, దేవలోకమే, మూర్ధము శిరస్సు ముఖము చక్షుః విశ్వరూపః. విశ్వరూపుడు అగు ఆదిత్యుడే నేత్రములు. ప్రాణః పృథ్వగ్వత్మ అనేక వర్తనములతో కూడిన ఆయన యొక్క పృథక్ వత్మాత్మత్వమే వాయువు వాయువీచికలు. సందేహో బహుళో బహుళముగా సర్వత్రా ఏర్పడి ఉండటమే ఆకాశము. బస్తిరేవ రయః. రయి అగు శరీరమధ్య భాగమే జలము. పృథివ్యే చపాదౌ. ప్రతిష్ఠ అగు పృథివ్యే పాదములు. ఇంకా యజ్ఞ పరిభాషగా యజ్ఞవేదికయే ఆయనకు వక్షస్థలము. దర్భలు ఆయనకు రోమములు వెంట్రుకలు. గార్హపత్యాగ్ని ఆయనకు హృదయము. దక్షిణాగ్ని ఆయనకు మనస్సు. ఆహవనీయాగ్ని ఆయనకు నోరు. సమస్త విశ్వయజ్ఞము విశ్వపురుషుడు ఆ వైశ్వానరాత్మయే అనునది సమగ్రోపాసన ఆగుచున్నది. 16:5-19 పంచమ అధ్యాయము 21 ఖండము వైశ్వానరాత్మోపాసన ప్రాణాయ స్వాహ. యాం ప్రథమాహుతిం జుహ్యాత్ తాం జుహ్యాత్ ప్రాణాయ స్వాహేతి. భోజనము చేయనప్పుడు భోక్త వైశ్వానరుని ఉపాసించే విధము. మొదటగా లభించిన ఆహారమును బొటనవ్రేలితో కొంచెము తీసుకుని నోటిలో వేసుకొనుచు ఓం ప్రాణాయ స్వాహ అని ఆత్మపురుషుడగు వైశ్వానరాజ్ఞికి హోమము చేయుదురుగాక. నోటితో మృంగెదరుగాక. అప్పుడు ఇట్టి భావనను చేస్తూ ఈ విధంగా వైశ్వానర ప్రాణదేవతను ఓం ప్రాణాయ స్వాహ మంత్రముచే ప్రాణే తృప్యతి చక్షుః తృప్యతి. పంచ ప్రాణములలో మొదటదగు ప్రాణము తృప్తి పొందుచున్నది. ప్రాణతృప్తిచే చక్షువులు తృప్తి చెందుచున్నాయి. చక్షుః తృప్యతి, ఆదిత్యః తృప్యతి నేత్రముల తృప్తిచే ఆదిత్యుడు తృప్తి చెందుచున్నారు. సూర్యుడు సేవించబడుచున్నారు. ఆదిత్యే తృప్త్యతి, ద్యోహ తృప్యతి ఆదిత్యుడు తృప్తి పొందటం చేత ద్యులోకము దేవతాలోకము తృప్తి చెందుచున్నది. దివితృప్యంత్యాం యత్ కించ ద్యోశ్చ ఆదిత్యశ్చ అధిష్ఠతః తత్ తృప్యతి. ద్యులోక తృప్తిచే దేవతలపై ఆదిత్యునిపై ఆధారపడినవయ్యున్న ఈ సమస్తము తృప్తి చెందుచున్నది. ఈ విధంగా పంచ ప్రాణములలో మొదటిదగు ప్రాణము ప్రాణాయ స్వాహేతి అని ఉపాసించటంచేత ఆ వైశ్వానరుపాసకునకు ప్రజలు జనసంపద పశుసంపద అన్నము బ్రహ్మతేజస్సు లభించగలవు. జీర్ణశక్తి ఆయురారోగ్యములు పొందుచున్నాడు. ఈ ఉపాసన చేయవాడు సంతృప్తుడై సంతృప్తిని తదితరులకు పంచిపెట్టగలడు. 16.5 తీరవే పంచమ అధ్యాయము ఉవింశే ఖండము వైశ్వానరాత్మోపాసన వ్యానాయ స్వాహ అథయాం ద్వితీయాం జుహ్యాత్ తాం జుహ్యాత్ వ్యానాయ స్వాహేతి. రెండవదిగా లభించిన ఆహారమును బొటనవ్రేలుతో కొంచెము తీసుకుని నోటిలో వేసుకుని ఓం వ్యానాయ స్వాహ అంటూ ఆత్మపురుషుడగు వైశ్వానరాత్మదేవునకు హోమద్రవ్యముగా సమర్పించెదరుగాక, నోటితో స్వీకరించెదరుగాక. అట్టి సమర్పణచే ఓం వ్యానాయ స్వాహ మంత్రముచే వ్యానము అను ప్రాణపంచకములో రెండవదగు వ్యానదేవత తృప్తి పొందుచున్నది. వ్యానే తృప్యతి, శ్రోత్రం తృప్యతి వ్యానము తృప్తి చెందుచుండగా శ్రోత్రేంద్రియము వినికిడి దేవత తృప్తి చెందుతోంది. శ్రోత్రే తృప్యతి, చంద్రమాహ తృప్యతి శ్రోత్రేంద్రియము చెవి తృప్తి చెందటంచేత చంద్రమసము చంద్రదేవత తృప్తి చెందగలరు. తృప్యతి చంద్రమాహ తృప్యతి దిశః, చంద్రదేవత తృప్తిచే దిక్కులు తృప్తి చెందగలవు. దిక్షు తృప్యంతిష్యత్కించ దిశశ్చ చంద్రమాశ్చ అధితిష్ఠంతి. తృప్యతి దిక్కులు తృప్తిచే దిక్కులు చంద్రుడు అధిష్ఠానమైన సమస్తము ఆహారము ఔషధులు వనస్పతులు దృశ్యము మొదలైన సమస్తము తృప్తి పొందుచున్నాయి. ఈ విధమైన వ్యానాయ స్వాహాయతి అను మంత్రమనన సమర్పణలచే అట్టి యజ్ఞకర్త బంధుపసున్న బ్రహ్మవర్చస సంపదలు సమృద్ధిగా పొందుచున్నాడు. జీర్ణశక్తి ఆయురారోగ్యములు సిద్ధించుకొనగలడు. తాను సంతృప్తుడై సర్వజనులను సంతృప్తింపజేయగలడు. 16.5.21 పంచమ అధ్యాయము ఏకవింశ ఖండము వైశ్వానరాత్మోపాసన అపానాయ స్వాహ అథయాం తృతీయం జుహ్యాత్ తాం జుహ్యాత్ అపానాయ స్వాహేతి అపానః తృప్యతి. మూడవదిగా లభించిన ఆహారము బొటనవ్రేలుతో కొంచెము తీసుకుని నోటిలో వేసుకుని ఓం అపానాయ స్వాహ అని చెప్పుతూ ఆత్మపురుషుడైనట్టి వైశ్వానర భగవానునకు హోమద్రవ్యముగా సమర్పించెదరుగాక, నోటితో మింగెదరుగాక. ఈ విధమైన సమర్పణచే ఓమపానాయ స్వాహ ఇతి మంత్రముచే అపానము అను పంచ ప్రాణములలోని మూడవ ప్రాణము తృప్తి చెందగలదు. అపానే తృప్యతి వాక్ తృప్యతి, అపానతృప్తిచే వాక్ ఇంద్రియము తృప్తి చెందుతోంది. వాచి తృప్యతి అగ్నిం తృప్యంతి వాక్కు తృప్తిచే అగ్నిదేవత తృప్తి చెందగలదు. అగ్నిస్తృప్యతి పృథివీ తృప్యతి అగ్ని తృప్తిచే పృథివీ భూమి తృప్తి చెందగలదు. పృథివ్యాం తృప్యంతాం యత్కించ పృథివీచ అగ్నిశ్చ అధితిష్ఠంతః తృప్యతి. పృథివీ తృప్తిచే అగ్నులు వేనివేనియందు మట్టి బొమ్మలలో మట్టిలాగా అధితిష్ఠితమై ఉన్నాయో అవన్నీ కూడా తృప్తి చెందగలవు. ఆ విధంగా అవన్నీ తృప్తి చెందటంచేత వైశ్వానరాత్మ సర్వాత్మకుడు తృప్తి చెందినవారే ఆ ఉపాసకునకు పశుసంపద ఉత్తమ సంతానము పవిత్రమగు అన్నము బ్రహ్మతేజస్సు ప్రసాదించగలదు. అతడు సుసంపన్నుడు సంతృప్తుడు అవగలడు. 16.5.22 పంచమ అధ్యాయము ద్వావింశఖండము వైశ్వానరాత్మోపాసన సమానాయ స్వాహ అథయాం చతుర్థీం జుహ్యాత్ తాం జుహ్యాత్ సమానాయ స్వాహేతి. సమానః తృప్యతి, నాలుగవదిగా లభించిన ఆహారమును బొటనవ్రేలుతో కొంచెము తీసుకొని ఓం సమానే స్వాహ ఇతి అని పలుకుచూ సమస్త స్వరూపాత్మపురుషుడు అయి ఉన్న వైశ్వానర భగవానునికి హోమద్రవ్యముగా సమర్పించెదరుగాక బ్రింగెదరుగాక. ఓం సమానయ స్వాహ అను చతుర్థాహార హోమద్రవ్య సమర్పణచే నాలుగు వదీ అగు సమానము తృప్తి చెందగలదు. సమానే తృప్యతి మనః తృప్యతి. సమానవాయు తృప్తిచే మనస్సు తృప్తి చెందగలదు. మనః తృప్యతి పర్జన్యః తృప్యతి. మనస్సు తృప్తి పొందితే వర్షము తృప్తి చెందగలదు. పర్జన్యే తృప్యతి విద్యుత్ తృప్యతి. పర్జన్యము వర్షము తృప్తి చెందితే మెలుపు తేజస్సు తృప్తి చెందగలదు. విద్యుతి తృప్యంతాం యత్కించ విద్యుచ్చ పర్జన్యశ్చ అధితిష్ఠ తత్తృప్యతి. విద్యుత్ ప్రకాశము తృప్తి చెందితే ఏవేవి వర్షమును విద్యుత్తును అధితిష్ఠముగా కలిగి ఉన్నాయో అవన్నీ తృప్తి చెందగలవు. అట్టి నాలుగు వదగు సమానమునకు హోమద్రవ్యముగా ఆహారము సమర్పించు అభ్యాసి ఉపాసకుడు పశుసంపద జనసంపద ఆరోగ్యకరమగు అన్నము బ్రహ్మతేజస్సు కలవాడై సంతృప్తుడవగలడు. 16.5.23 పంచమ అధ్యాయము త్రయోవింశఖండము వైశ్వానరాత్మోపాసన ఉదానాయ స్వాహ. అథయాం పంచమీం జుహ్యాత్ తాం జుహ్యాత్ ఉదానాయ స్వాహ ఇతి ఉదానః తృప్యతి. ఇప్పుడు 5వదిగా లభించిన ఆహారమును బొట్టనవ్రేలుతో కొంచెము తీసుకొని ఓం ఉదానాయ స్వాహ ఇతి అని అంటూ సర్వాత్మకుడు స్వస్వరూపుడు అగు వైశ్వానరాత్మదేవునికి సమర్పిస్తూ మృంగిదరుగాక. ఈ విధమైన ఉదానము అను 5 ప్రాణశక్తికి చేయు వైశ్వానరాజ్ని సమర్పితముచే ఉదాన ప్రాణము తృప్తి పొందగలదు. ఉదానే తృప్యతి త్వక్ తృప్యతి. ఉదాన తృప్తిచే స్పర్శ చర్మము తృప్తి చెందగలదు. త్వచి త్వక్చి తృప్యతాం వాయుః తృప్యతి. స్పర్శ యొక్క తృప్తిచే వాయువు తృప్తి చెందగలదు. వాయో తృప్యతి ఆకాశే తృప్యతి. వాయు తృప్తిచే పంచభూతములలో మొట్టమొదటిదగు ఆకాశము తృప్తి చెందగలదు. ఆకాశే తృప్యతి యత్కించ వాయుశ్చ ఆకాశశ్చ అధితిష్ఠతః తృప్యతి. ఆకాశ తృప్తిచే వాయు ఆకాశములు వేటివేటియందు అధితిష్ఠితమై ఉన్నాయో అవన్నీ తృప్తి పొందగలవు. తస్య అనుతృప్తిం తృప్యతి. అద్దానిచే వైశ్వానరాత్మ స్వరూపుడే అయి ఉన్న ఈ జీవుడు తనకు తాను తృప్తి పొందగలడు. అట్టి ఉపాసకుడు సత్సంతానము పశుసంపద ఉత్తమముగు ఆహారము బ్రహ్మవర్చస్సు మొదలైనవన్నీ పొంది సంతృప్తుడవగలడు. 16.5.24 పంచమ అధ్యాయము చతుర్వింశఖండము ఆత్మజ్ఞాన ఫలశ్రుతి. అశ్వపతిరాజు ఓ ఉద్దాలక ప్రాచీనశాల సత్యేజ్ఞ ఇంద్రద్యుమ్న జన బుడిల మునివర్యులారా, ఈ విధంగా సమస్తము అయి ఉన్న సర్వాత్మకుడు స్వస్వరూపాత్ముడు అగు వైశ్వానర ఆత్మదేవుని స్మరిస్తూ సమస్త ఇంద్రియ వ్యాపారములు నిర్వర్తించటము ఆ వైశ్వానరోపాసన అని మహనీయులచే నిర్వచించి బోధించబడుతోంది. ఇదియే వైశ్వానర విద్య అని మహర్షుల సభలలో ప్రసిద్ధమయ్యున్నది. ఫలశ్రుతి అథ ఏతత్ ఏవం విద్వాన్ అగ్నిహోత్రం జుహోతి తస్య సర్వేషు లోకేషు సర్వేషు భూతేషు సర్వేషు ఆత్మసు హుతం భవతి. ఎవ్వరైతే మనము చెప్పుకున్న వైశ్వానరోపాసన ఎరిగియుండి అగ్నిహోత్రమునకు సమస్త ఇంద్రియ వ్యవహారములు సమర్పించు భావన కలిగి ఉంటాడో మరియు హోమము మొదలైన దైవీ కార్యక్రమములు నిర్వర్తిస్తాడో అట్టివాడు సకల లోకములేయందు సకల ప్రాణులేయందు సకల దేహేంద్రియములేయందు సమస్త దృశ్యమునందు హోమము చేసిన ఉత్తమ ప్రయోజనము పొందుచున్నాడు. తానే సర్వాత్మకుడై సర్వతత్వస్వరూపుడై వెలిచున్నాడు. ఇట్టి వైశ్వానర విద్యను నేను సమర్పిస్తున్నదంతా సర్వాత్మకుడగు వైశ్వానరాజ్ని భగవానునికే అనే అవగాహన లేకుండా అగ్నిహోత్రమునకు హోమద్రవ్యము సమర్పించువాని సమర్పణ మండే కట్టెలను ప్రక్కకు నెట్టి ఆ మిగిలియున్న బూడిదలో హోమము చేసినట్లే అవుతుంది. బూడిదలో పోసిన పన్నీరు వలె నిష్ప్రయోజనమే. అత్యుత్తమ ప్రయోజనము చేతికందదు. ఎవ్వరైతే సర్వతత్వస్వరూపముగా వైశ్వానరాత్మశోభను ఎరిగి పైరీతిగా పంచప్రాణోపాసన పూర్వకంగా ఎరిగి సమస్త స్వీకారములు నిర్వర్తిస్తాడో ఆహారాదులు పొందుతాడో అట్టివాని జన్మజన్మల పాపములన్నీకూడా కర్మదోషములన్నీకూడా నిప్పులో వేయబడిన ఎండుగడ్డిపోచవలే భగభగమండి కాలిపోగలవు. అనేక జన్మల కర్మఫలములు భస్మమే ఆత్మజ్ఞానము వెలుగొందగలదు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణోహ. అట్టివాడు తాను తినగా మిగిలిన ఆహారమును పశుహింసుకునికి పాపికి ఇవ్వటము జరిగినా కూడా అది వైశ్వానరాజ్ఞికి హోమము చేసినట్లే అవుతుంది. ఇక పేదవారికి, అర్హత కలిగిన అతిథి అభ్యాగతులకు, దేహి అని అడిగిన వారికి సమర్పించినది హోమద్రవ్యము కాక ఏమవుతుంది? దానికి సంబంధించిన మంత్రము ఇట్లున్నది: యథేహ క్షుధితా బాలా మాతరం పర్యుపాసతే, ఏవం సర్వాణి భూతాని అగ్నిహోత్రం ఉపాసత ఇతి. అగ్నిహోత్రం ఉపాసత ఇతి. ఏ విధంగా అయితే ఆకలిగున్న పిల్లలు తల్లి చుట్టూ చేరి, అమ్మ అన్నము పెట్టవా, ఆకలేస్తోందమ్మా అని అమ్మను ఉపాసిస్తారో, ఆ విధంగా వైశ్వానరాజ్ని హోత్రమునే అందరూ తెలిసినా తెలియకున్నా ఉపాసిస్తున్నారు. అందుచేత తెలిసి వైశ్వానరాజ్ని భగవానుని సర్వదేహములలో దేహిగా సందర్శించుచు వైశ్వానరాజ్ఞ్యుపాసన, వైశ్వానరోపాసన నిర్వర్తించి ధన్యులయ్యెదరుగాక. ఇతి వైశ్వానర విద్యేతి. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నేహ ప్రచోదయాత్. ఇతి సామ వేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్ పంచమ అధ్యాయ సమాప్తః.